சரணம் கரவாணி சர்மதம் தே சரணம் வாணி சராச்சரோபஜிவ்யம் கருணாமஸ்ருணை கடாக்ஷபாதைஹ குரு மாமம்ப க்ருதார்த்த சார்த்தவாஹம். சரதா சரதாம்போஜவதனா வதனாம்புஜே சர்வதா சர்வதாஸ்மாகம் சந்நிதி சந்நிதிம் க்ரியாத். விமலபட்டி கமலகுட்டி புஸ்தக ருத்ராட்சஸ்த ஹஸ்தபுட்டி காமாட்சி பக்ஷ்மலாட்சி கலித விபஞ்சி விபாசி வைரஞ்சி மௌனவியாக்ஷா ப்ரகடித பரப்ரஹ்ம தத்வம் யுவானம் வர்ஷிஷ்டாந்தே வசதுஷிகணைராவ்ருதம் ப்ரஹ்ம நிஷ்டைஹி ஆச்சாரியேந்திரம் கரகலித சின்முத்ரமானந்த ரூபம் ஸ்வாத்மா ராமம் முதித வதனம் தட்சிணாமூர்த்திமீடே. நமோ மஹத்பியோ ரிஷிப்யோ குருப்யோ நமஹ. பகவன் மைமைன இ சபா சதஸ்கி சவினி நமஸ்ரு சர்ப்பண சேஸ்குண்டு, கத ஏடாதி மனம் பிராரம்பிஞ்சி செப்புக்குன்னட்வண்டி பிரம்மசூத்ர பாஷ்ய பிரவச்சன மகாயஜம் அப்படி கொந்த பாகம் செப்புக்குனா, மிகிலின பாகம் செப்புக்கோடானிக்கு பரமேஸ்வர அனுகிரகம் வல்ல ஈ ரோஜு நுஞ்சி உத்யுக்தலம் அவுத்து உண்ணாம். அயிதே பிரம்மசூத்திரமுல யொக்க விஷயம் ஏமிட்டி அனே தான் கத ஏடாதி விவரங்க செப்புக்குனா, அந்த தேலிக்கா மர்ச்சிபோலேனட்வண்டி ஸ்ரோதலே இக்கடுன்னார் கனக வாட்டி ஏவி நேன் செப்பக்கர்லேது. கானி அசலு பிரம்மசூத்திரமுல யொக்க உத்தேசம் ஏமிட்டி, இது பிரதானம். மொட்டமொதட அனுக்குன்னட்டு இது காலக்ஷேபம் காது, தேலிக்கா கூர்ச்சுனி மாக்கு அர்த்தமேட்டு செப்புரா வின்ட்டா அனுக்குனே விஷயமும் காது. அர்த்தம் சேஸ்கோவாலனே தபன கலிகி ஜிஜ்ஞாச கலிகின வாரிக்கு தப்பகுண்டா அர்த்தமவுத்துந்தி. ஜிஜ்ஞாச ஒக்கட்டே தீனிக்கு அர்ஹத மரேமீ காது. இக்கட அலாண்ட அர்ஹுலைனட்வண்டி ஸ்ரோதல ரூபம்லோ நா பரமேஸ்வரుడికి நமஸ்காரம் చేసుకుంటూ பிரம்மசூத்திரముల உத்தேசம் ఏమిటి, அது చెప్పుకోవడంలో ప్రయోజనం ఏమిటి, కొన్ని విషయాలు ఉన్నాయే ఒకసారి మనం బాగా తెలుసుకుంటాం, తెలుసుకున్నామని ఆనందం, తెలుసుకున్నాక ఒక ఆనందం కలుగుతుంది. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఆ విషయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అప్పుడు దాని గురించి విన్నామండి ఆనందించామండి అని మాట అంట. అంటే అప్పుడు విన్నాం ఆనందించామనే విషయం మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది, మళ్ళీ దాని గురించి ప్రసక్తి తెస్తే గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో మరుగున పడింది అది, మళ్ళీ స్మృతిలోకి వచ్చినప్పుడు. ఇది లౌకిక విషయాల్లో దోషం లేదు. అది ఎప్పుడో ఒక నవల చదివాం, లేదు ఒక సినిమా చూసాం, మళ్ళీ ఏడాది తర్వాత చూసాం, అప్పుడు చూసిన గుర్తుండండి అంటే ఏమి దోషం లేదు. పైగా వాటిని రోజు చెప్పుకుంటూ ఉన్న విసుగు కూడా ఉంటుంది వాటి విషయంలో. అవే కాకదే ఎంత గొప్ప గ్రంథమైనా రోజు అదే అదే అదే అంటూ విసుగు వస్తుంది, రావాలి కూడా వాటి విషయంలో. అయితే ఒక విషయం మాత్రం చెప్పారు, దాని గురించి క్షణం కూడా విరామం ఇవ్వకుండా ఎప్పుడూ అదే విను, అదే అను, అదే అనుకో అన్నారు. ఇక్కడ విను అను అనుకో, శ్రవణం చేయి, దాని గురించే చర్చ చేయి, దాని గురించే మననం చేయి, క్రమంగా దాన్నే నీళ్ళు నిలిపేసుకో. నిధిధ్యాసనం వరకు వచ్చింది. ఆ విషయం ఏమిటి, ఎన్నిమార్లు విన్నా వినాల్సింది, ఎప్పుడు వినాల్సింది, అది తప్ప ఇంకొకటి ఏది వినకూడనిది. ఏమిటయ్యా అది అంటే బ్రహ్మ విషయం, మరొకటి కాదు. దీనిని బ్రహ్మాభ్యాసము అని పేరు చెప్తూ ఉన్నారు విద్యారణ్యులు వారు వేదాంత పంచశిస్థితిలో. చాలా తగ్గా చెప్పారు, బ్రహ్మాభ్యాస విదుర్బుధాహ అన్నారు. ఇదే అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతిపార్థాను చింతయన్ అనేటువంటి మాటలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు. అభ్యాసయోగయుక్తేన ఒకటి, అదేవిధంగా అభ్యాసేనితో కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతి అనేటువంటి అక్కడ అభ్యాసము అభ్యాసం అని రెండు మాటలు చెప్పారే. ఏమిటయ్యా అభ్యాసము అంటే బ్రహ్మ విషయం ఒకసారి విని బాగా అర్థమైందండి అనుకుని వదిలేయాల్సింది కాదయ్యా, అది నిరంతరం అదే మననం చేయవలసింది బ్రహ్మాభ్యాసము అన్నారు. అందుకు బ్రహ్మ విషయమై సంపూర్ణమైన ఎరుక కలిగిన వారు కూడా తచ్చ్రవణ మననాదుల విషయంలో ఎప్పుడూ కూడా చాలా జాగరూకులై ఉంటారు. అందుకు మనం బ్రహ్మము గురించి మాటి మాటికి చెప్పుకోవాలి. సార్థకమైన విషయం ఏదయ్యా అంటే బ్రహ్మము గురించి చెప్పుకునేటువంటి సమయమే సార్థకము. ఆ బ్రతుకే నిజమైన బ్రతుకు, ఎందుకంటే అదే అసలు అన్ని బ్రతుకుల్ని కడతీర్చేటువంటి అంశం గనక బ్రహ్మాభ్యాసం. అందులో భాగంగానే మనం మళ్ళీ ఇప్పుడు సన్నద్ధులమై శ్రవణ రూపంలో ఆ బ్రహ్మాభ్యాసంలోకి ప్రవేశిస్తున్నాం సాధనలో. అందుకే సాధనా దృష్టితో ఉన్నటువంటి వాళ్ళం మనమందరం కూడా. అందుకు బ్రహ్మము గురించి చింతన చేయడానికి మనం ఆధార గ్రంథం ఏం తీసుకున్నాం, బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రములు అనగానే చాలా కఠినమైన విషయము, ఇత్యాదులన్నీ ఎలాగో ఉంటాయి. ఆ విషయాలు మనం గత ఏడాది కూడా చర్చ చేసుకున్నాం. అయితే బ్రహ్మసూత్రంలో ప్రధానంగా చెప్పబడ్డ అంశం ఏమిటి అంటే, బ్రహ్మం అంటే ఏమిటి అనే దాని గురించిన సంపూర్ణమైన విచారణ అది జరుగుతున్నది. విచారణ అంటే బుద్ధికి పని, ఇక్కడ బుద్ధితో విచారణ చేయడం. బ్రహ్మం అంటే ఏమిటి అనే దాని గురించే విచారణ చేస్తాడు చేస్తాడు చేస్తాడు. బ్రహ్మమేమో 10 రకాలుగా ఉండదు, 10 రకాలుగా చెప్పుకోవడానికి ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి పట్టడం కోసం మనం నిరంతర విచారణ చేయాలి. కనుక బ్రహ్మము గురించి విచారణ చేయడానికి బ్రహ్మసూత్రములు. రెండు, ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే, ఉపనిషత్తులు ఎన్నున్నాయో అన్ని ఉపనిషత్తుల్లోని ముఖ్యమైన వాక్యములు తీసుకుని ఆ వాక్యముల గురించి విచారణ చేస్తారు. అందుకే బ్రహ్మసూత్రములకి శంకరులు ఇచ్చిన నిర్వచనం మనం చెప్పుకున్నాం కదా, సూత్రం అంటే దారము అని అర్థం తీసుకుంటే, ఈ సూత్రము ద్వారా ఉపనిషత్తుల కుసుమాలని గ్రథనం చేశారు వ్యాసుల వారు, లేదా బాదరాయణుల వారు గ్రథనం చేశారు అని చెప్తున్నారు. అంటే అల్లేరిట. కానీ బ్రహ్మసూత్రముల్లో ఉన్నది ప్రధానమేంటంటే, ఆ సూత్రము ఆధారంగా ఉపనిషత్ కుసుమాల మాల నిర్మాణం చేశారు బాదరాయణులు. కనుకనే నాకు ఈ ఉపనిషత్తు వినాలనుందండి, ఆ ఉపనిషత్తు వినాలనుందండి, 10 ఉపనిషత్తుల పేర్లు చెప్పే బదులు బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటే అన్ని ఉపనిషత్తులు విన్నట్లే. అది దీని యొక్క ప్రత్యేకత. కనుకని అనేక ఉపనిషత్తులు విన్నటువంటి ఒక భాగ్యం బ్రహ్మసూత్రముల యొక్క విచారణ వల్ల మనకు కలుగుతున్నది. అయితే ఈ భాగ్యం కేవలం సూత్రముల వల్ల మాత్రం లాభం లేదు, శంకర భాష్యం వల్లనే జరుగుతుంది మనకు. ఎందుకంటే ఒక సూత్రంలో ఏ ఉపనిషద్వాక్యములు పరామర్శ చేయబడ్డాయో చెప్తారు శంకరులు. అంటే ప్రతి సూత్రము ఒక ఉపనిషద్వాక్యాన్ని తీసుకుని దాని నుంచి చెప్తూ వస్తున్నదే సూత్రం. కానీ ఆ సూత్రం ఏ వాక్యాన్ని చెప్తుందో తీసుకుని అది మన మనసులో నాటుకోవడానికి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఇతరములైన అంశములన్నీ కూడా చెప్తూ ఇతర ఉపనిషత్ మంత్రములు కూడా ఉటంకిస్తూ ఉంటారు శంకరుల వారు. అంటే బ్రహ్మసూత్ర శంకర భాష్యం వినడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, ప్రధానమైన ఉపనిషద్వాక్యములతో పాటు దానికి ఆయన ఉదహరిస్తున్నటువంటి ఇతర వాక్యములతో మనకు ఉపనిషన్ మననం జరుగుతుంది. ఉపనిషత్తు అంటే కేవలం శృతి భాగం, అంటే వేద భాగం. రెండు, ఇంకా మనకు అర్థం కావడానికి స్మృతులు కూడా తీసుకున్నారు ఆయన. స్మృతులు అంటే ప్రధానంగా ఆయన తీసుకున్న మహాభారతం, భగవద్గీత ఇత్యాది స్మృతులు కొన్ని తీసుకున్నారు. ఇది కాకుండా కొన్ని చోట్ల విష్ణు పురాణం లాంటి పురాణ వాక్యములు కూడా తీసుకున్నారు. అంటే బ్రహ్మసూత్రముల ద్వారా మనకి బ్రహ్మతత్వాన్ని మనకు అవగతం చేయడానికి శంకరులు వారు 3 ప్రధాన గ్రంథాలను తీసుకున్నారు. ఏవేవి? శృతి, అలాగే భారతము, భగవద్గీత ఇత్యాదులు స్మృతి అని అంటారు. అంటే వేదము ఒప్పుకున్న స్మృతి, అది స్మృతులు బోలు ఉండొచ్చు, వేదం ఒప్పుకున్న స్మృతి. ఇక 3వది పురాణములు కూడా తీసుకున్నారు. ఇప్పుడు 3 తీసుకోండి, శృతి స్మృతి పురాణానామ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని ఎందుకు అంటున్నామో తెలిసిపోయింది కదా. కనుకనే ఆయన బ్రహ్మతత్వ ప్రతిపాదనకి ప్రామాణికంగా తీసుకున్నటువంటి 3 గ్రంథములు శృతి స్మృతి పురాణములు. కనుక అంశములన్నీ మనం మననం చేసుకుంటూ మనం ఈ 12 రోజులు చేయబోతున్న పని ఏమిటి అంటే, బ్రహ్మము గురించి శ్రవణం చేస్తూ ఉన్నాం. నేను చెప్తున్నది నాకు శ్రవణమే, నేనేమి బోధనమేం చేయట్లేదు. ఎందుకంటే నాకు ఒకడు వినిపిస్తూ ఉంటాడు, అది ఎక్కడి నుంచి మీకు వినిపిస్తూ ఉంటుంది. కానీ అందరం కలిసే శ్రవణం చేస్తున్నాం. కానీ శ్రవణ రూపంగా మనందరం చేస్తున్న బ్రహ్మాభ్యాసం, ఇంకేం కావాలండి? ఒక ఆయన అన్నా, నేను చాలా కష్టపడి రావాలండి ప్రవచనాలు, కానీ నువ్వు జీవితంలో పడ్డ అన్ని కష్టాల కంటే సార్థకమైన కష్టం ఇది ఒక్కటే. ఇంకన్నీ వేస్ట్ కష్టాలే, ఎందుకంటే ఇదొక్కటే సార్థకం. ఎందుకంటే అసలు జీవన సార్థక్యం ఇచ్చేటువంటి అంశం మీద అది చెప్పుకుంటున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ చెప్పేవాడేమిటి, ఎలా చెప్తాడు పక్కన పెట్టి, చెప్పబడే విషయం గొప్పది కనుక ఆ విషయం మన చెవిలో పడితే చాలా ధన్యులమవుతాం కనుక. ఆ బ్రహ్మసూత్రాలను మనకు అనుగ్రహించిన బాదరాయణ మహర్షికి, భాష్యాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాల వారికి నమస్కారం చేసుకుందాం. అందుకే ఇక్కడ శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః అని ఉభయులకి నమస్కారం చేసుకుని గత ఏడాది ఎక్కడి వరకు చెప్పుకున్నాం. నేను నిజానికి వాళ్ళు రాగానే గత ఏడాది ఎక్కడి వరకు చెప్పుకున్నాం శ్రోతలని అడుగుదాం అనుకున్నా. వెంటనే వాళ్ళు చెప్తే అది అందు పుచ్చుకుని మిగిలిన విషయం నేను చెప్దాం అనుకున్నా. ఇలా చెప్దాం అనుకున్నాను ఒకటితో చెప్తే ఆ ఇబ్బంది మాత్రం పెట్టద్దన్నారు ఒక ఆయన. ఇంకా పరీక్షలు పెడితే మేము రాలేమండి అని. అయితే ఒకటి, ఏది చెప్తే అది వినేస్తుంటామండి, అలా మర్చిపోతామనే శ్రోతలు నాకు లేరు అదృష్టవశాత్తు. పైగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు కూడా స్ఫూర్తినివ్వగలిగినటువంటి గురుస్థానంలో ఉన్న మహాత్ములు ఉన్నారని నేను భావన చేస్తూ ఉంటా. అనేక మంది బ్రహ్మ విషయంలో సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉపనిషదాదులు ప్రస్థానత్రయ భాష్యం చక్కని గురువుల ముఖత బాగా తెలుసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, అది కూడా నాకు తెలుసు. ఎందుకు వాళ్ళు వస్తారు అంటే, వీడేం చెప్తాడో పరీక్షిద్దామని రారు. వాళ్ళకి బ్రహ్మాభ్యాసంలో భాగం, ఎక్కడ బ్రహ్మం గురించి చెప్తూ ఉన్నా వింటూ ఆ బ్రహ్మచింతనతో గడపాలి అని వస్తారు. అందుకు కొన్ని చోట్ల వేదాంత ప్రవచనములు చెప్తుంటూ యతీశ్వరులు కూర్చు ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారంటే ఎక్కడో మూల కూర్చుంటారు, కాషాయంబరధారులే యతీశ్వరుడు. యతీశ్వరుడు కూడా పాఠం చెప్పాడు అందుకు గొప్పవాడిని అయిపోయినా అని చెప్పేవాడు అనుకుంటే మహాదోషం. చెప్పేవాడి కంటే పరిణిత ప్రజ్ఞ కలిగినటువంటి వారు మహాత్ములు అక్కడ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇంద్రియాల్లో ఉన్నారు కనుక బ్రహ్మం గురించి తప్ప మరి ఏది వినరు, అందుకు వచ్చి కూర్చుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళ శక్తి ప్రభావం చేత చెప్పేవాడు బాగా చెప్పగలడు, అదొకటి. అలాంటి వాళ్ళు ఇక్కడ ప్రచ్ఛన్నంగానూ ప్రత్యక్షంగానూ ఉండి ఉంటారు. అలాంటి వారికి కూడా నేను నమస్కారం చేసుకుంటూ విషయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నేరుగా విషయమే ఇక్కడ మళ్ళీ చెప్పబడుతున్నది. ఈ 12 రోజులు మాత్రం రంజింపజేసే అంశములు ఏవి ఉండవు, మళ్ళీ చెప్తున్నాను. అర్థం చేసేలా చెప్పే ప్రయత్నం నాదెంతుంటుందో అర్థం చేసుకోవాలనే ప్రయత్నం అటు నుంచే అంతే ఉండాలి. ఈ ముందు షరతులు, ఈ షరతులకు లోని జాగ్రత్తగా వినవలసిందే. పైగా బ్రహ్మ విషయం అన్నప్పుడు క్షురస్యధార అని చెప్పినట్లుగా సామాన్య విషయం కాదు, కత్తివాధర మీద నడకంత కఠినం అని చెప్పారు. విచారణ మార్గం అంత సులభమా? మహాక్లిష్టమైనటువంటిది. దానికి చిత్తశుద్ధ్యాదులు సంపాదించుకోవడానికి ఇతర సాధనలు నీ దానితోనే జన్మలైపోతాయి చిత్తశుద్ధ్యాదులు తెచ్చుకునేటప్పుడు. అయితే చిత్తశుద్ధి మొదలైన వాటికి పనికొచ్చే కర్మ మార్గాదులు, ఉపాసనా మార్గాదులు ఇవి వృధా అని అనమాత్రం అనరాదు అని మనం మొదటి నుండి చెప్తున్నాం. ఈ రోజున మనకు ఎవడో ఒకడు బ్రహ్మజ్ఞుడు కనిపించాడు అంటే అనేక జన్మల్లో ఇవన్నీ ఆచరించడం వల్ల కలిగిన శుద్ధ చిత్తంతో ఇప్పుడు జన్మించి వాడు గ్రహించాడనే అర్థం. కనుక అవేవి వ్యర్థము కావు, అవన్నీ భగవంతుడి వైపే. ఇది కొంచెం సమయం తీసుకుని వెళ్ళేవి, నేరుగా వెళ్ళేవి అనే తేడా తప్ప ఎప్పటికైనా వేదము చెప్పిన ప్రతిదీ మనం బాగుపడడానికి చెప్తుంది. అంతగా తప్ప మనకు ఏది చెప్పదు. ధర్మ మార్గము, అదేవిధంగా జ్ఞాన మార్గము, ఈ రెండు కూడా వేదము చెప్పింది. కనుక వేదమాతకు నమస్కారం చేసుకుందాం. మనం ప్రథమంగా ఇంతవరకు బ్రహ్మసూత్రముల్లో 4 అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకుని అందులో మొదటి అధ్యాయంలో మొదటి 4 సూత్రముల విశేషాన్ని వివరించుకున్నాం. ఈ 4 సూత్రాలు కానీ నిరంతరం మననం చేసుకుంటూ దానికి మనం చెప్పుకున్నటువంటి రకరకమైన ఉపనిషద్వాక్యముల విచారణ వీటిని బాగా నాటుకుంటే అసలు 4 సూత్రాల్లోనే సంపూర్ణ గ్రంథం ఉన్నది అనే విషయం మనకు స్పష్టమవుతున్నది. గత ఏడాది చెప్పింది గుర్తున్న వాళ్ళకి, సరిగ్గా మనం మొదటి అధ్యాయంలోని మొదటి పాదాన్ని పూర్తి చేసుకున్నాం. అంటే అందులో మనం మొత్తం 31 సూత్రాలు 11 అధికరణాలు పూర్తి చేసుకున్నాం. ఈ 11 అధికరణాలు పూర్తిలో మొదటి 4 సూత్రములు ఒక్కొక్కటి ఒక్కొక్క అధికరణం కింద చెప్పబడుతున్నాయి. ఈ 4 సూత్రములు సమగ్ర గ్రంథము అని చెప్పడం కోసం శంకరుల వారి శిష్యులైనటువంటి పద్మపాదాచార్యులు దీనికి చతుస్సూత్రి అనే పేరుతో రచించారు విస్తారమైన వ్యాఖ్య. దాన్ని అనుసరించి మళ్ళీ కారికులు అన్ని చతుస్సూత్రిని ఆధారం చేసుకుని మొత్తం బ్రహ్మసూత్రాలు చూపించే మనకి. కనుక చతుస్సూత్రి చాలా అద్భుతంగా కూర్చబడింది. ఒక్కసారి ఆ చతుస్సూత్రిని అనుకుని మొదటిది అధాతో బ్రహ్మ జిజ్ఞాస, 2వది జన్మాద్యస్య యతః, 3వది శాస్త్రయోనిత్వాత్, 4 తత్తు సమన్వయాత్. ఈ 4 సూత్రముల్లో మనం బ్రహ్మం గురించి జిజ్ఞాస అనే విషయం చెప్పుకొని, బ్రహ్మము అనగా ఏమిటో జన్మాద్యస్య యతః ద్వారా చెప్పుకొని, అలాంటి బ్రహ్మము గురించి తెలుసుకోవడానికి సాధన చేయడానికి ఏదయ్యే ఆధారం అంటే శాస్త్రయోనిత్వాత్, శాస్త్రమే ప్రమాణము అని. అయితే ఈ శాస్త్రముల యొక్క లక్ష్యం ఏమిటి? శాస్త్రముల లక్ష్యం తత్తు సమన్వయాత్, బ్రహ్మముని సమన్వయించడమే శాస్త్రముల యొక్క లక్ష్యము. సమన్వయము అంటే చక్కగా ఇదే లక్ష్యముని దాన్ని తాత్పర్యముతో చెప్పుటయే శాస్త్రముల లక్ష్యం. అందుకే శాస్త్రముల ద్వారా మనం బ్రహ్మముని సమన్వయముతో తెలుసుకోవాలి. అందుకే దీని సమన్వయాధికరణమని ఒక్క సూత్రానికి అన్నారు. అసలు మొదటి అధ్యాయానికి అంతరికి సమన్వయాధ్యాయం అని కూడా కొంతమంది వ్యాఖ్యాతల పేరు చెప్పారు. మొత్తానికి శాస్త్రవాక్యములతో బ్రహ్మమును చక్కగా గ్రహించడానికి పనికొచ్చేందు కనుక సమన్వయాధ్యాయం. మన సమన్వయాధ్యాయంలో ఈక్షత్యధికరణము, ఆనందమయాధికరణము, అంతరధికరణము, ఆకాశాధికరణము, జ్యోతిశ్చరణాధికరణము, ప్రతర్దనాధికరణము అని 11 అధికరణములు చెప్పుకున్నాం. అందులో ఉపనిషద్వాక్యములు బ్రహ్మముని ఎలా ప్రతిపాదన చేస్తున్నాయనేది. ఇలా మనకి ప్రథమాధ్యాయంలో మొదటి పాదం పూర్తయిపోయింది. ఇప్పుడు మనం ద్వితీయ పాదంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. 2వ పాదం అంటే ఇంకా మొదటి అధ్యాయంలోనే ఇంక 3 పాదాలు ఉన్నాయి. ఇంకా తర్వాత మనకి 3 అధ్యాయాలు ఎలా సాగుతుంది? ఏముందండి, తీవ్రకు వచ్చేటప్పటికల్లా స్కిప్ చేసేయడమే, స్కిప్ కాదు, అవసరమైనవి ఇక్కడ జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. తర్వాత కూడా ఇక్కడ వాక్యములు చాలా మననం చేయడం జరుగుతుంది గనక ఇక్కడ జాగ్రత్తగా వింటే అక్కడ మళ్ళీ మననం చేయవలసిన అవసరం లేదు, పునరుక్తి అవుతుంది మళ్ళీ చెప్పుకుంటే. అలా కాకుండా ఇక్కడే మనం జాగ్రత్తగా ప్రతిరోజు చూసుకుంటే ఒక ధారగా మనం, ఎందుకంటే ఇది ఉపనిషత్ పాఠం కాదు, ఉపనిషత్ ప్రవచనం. ఇది ఒక తేడా ఉన్నది. పాఠం చెప్పడానికి ప్రవచనం చెప్పడానికి చాలా తేడా ఉందండి. పాఠం చెప్పడం అంటే ఎదురుగా మీరు పుస్తకం, నేను పుస్తకం పెట్టుకుని ప్రతి వాక్యం చదువుతూ దానిలో అన్వయం దండాన్వయం చేస్తూ ఆ వాక్యముల అర్థం చేసేలా చేస్తూ ఉంటే పాఠం అది. అది చెప్తూ ఉంటే సంపూర్ణంగా బ్రహ్మసూత్రాలు చెప్పుకోవడానికి కొన్నేళ్ళు పడుతుంది అలా కానీ నేర్చుకుంటే, అది పాఠం. ఆ పాఠం చెప్పడం వల్ల చెప్పేవాడికి ఏం అర్థమైందో, వినేవాడికి అర్థమైందో ఈశ్వరుడికి తెలియాలి. అయితే ఇప్పుడు మనం ప్రవచన రూపంలో చెప్పటికల్లా చిక్కొచ్చింది. రకరకాలైనటువంటి మనస్థాయిలు కలిగినటువంటి వారికి ఈ విషయం ఒక అవగాహన ఏర్పరచాలి అంటే దాన్ని జాగ్రత్తగా ఎడిట్ చేసుకుని సమకూర్చుకుని దానిలో సారాంశాన్ని మనం చెప్పుకుంటూ అది అర్థమవడానికి ఉదాహరణప్రాయంగా ఎంత మేరకు అవసరమో అంతవరకే విషయాంతరాలకు వెళ్ళినా ఎక్కువ విషయాంతరాలకు వెళ్ళిపోయి విషయాన్ని దూరం చేయకూడదు. ఇలాంటి కట్టుబాట్లకు లోని సరిగ్గా చెప్పాలని ప్రయత్నం నాదైతే అనుగ్రహం పరమేశ్వరుడిది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చెప్పుకుంటున్నటువంటి భాగముల్లో ద్వితీయ పాదంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ వరకు మనం గమనించవలసింది చతుస్సూత్రి తర్వాత చెప్తున్న విషయం ఏమిటి అంటే బ్రహ్మలింగములు, బ్రహ్మలింగములు. లింగములు అంటే ఒకదాన్ని తెలియజేసేదాన్ని లింగమని అంటారు, తెలియజేయున్నది అని. బ్రహ్మలింగములు అంటే బ్రహ్మము గురించి తెలియజేసేటటువంటి శబ్దములు. వాటి గురించి విచారణ చేశాం గత ఏడాది. ఆకాశము, జ్యోతి, ప్రాణము, ఈ శబ్దములు ఉన్నాయి. ఆకాశము అన్నప్పుడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశమా, జ్యోతి అన్నప్పుడు సూర్యుడో అగ్నియో ఇలాంటి జ్యోతులా, లేదా మన కడుపులో రగిలే జఠరాగ్ని లాంటి జ్యోతియా, ప్రాణము అనగానే మనుషులు పుట్టుకలు కదలికలు వీటికి హేతువైన ప్రాణము. ఈ ఆకాశము, జ్యోతి, ప్రాణము అనేది పంచభూతాల్లో సంబంధించిన ఆకాశమా, అలాగే జ్యోతి అనేది సూర్యచంద్రాగ్నులు యందుండే జ్యోతియా, లేక ప్రాణము అనగానే జీవుల్లో సంచరించే వాయు విశేషమా? అంటే ఉపనిషత్తుల వాక్యం ప్రకారంగా ఈ మూడు పరమాత్మను ఉద్దేశించి చెప్పినవే తప్ప ఈ పంచభూతాల గురించి వాటి గురించి చెప్పినది కాదు అని. అంటే మొత్తానికి ఉపనిషద్వాక్యములు బ్రహ్మము గురించి చెప్తూ వాడిన శబ్దములే ఆకాశము, జ్యోతి, ప్రాణము అనేది. ఏది ఉపనిషద్వాక్యములు గుర్తుపెట్టుకోండి. మనం చేస్తున్నదంతా ఉపనిషద్వాక్య విచారణ. ఈ అధ్యాయం అంతా ఉపనిషద్వాక్య విచారణ. ఇది గుర్తుపెట్టుకుంటే మనం మొదటి అధ్యాయంలో కూడా ఉపనిషద్వాక్య విచారణ చేసాం. ఇప్పుడు ద్వితీయ పాదంలోకి ప్రవేశించేస్తున్నాం. ఇక్కడ కూడా బ్రహ్మలింగములు చెప్పబడుతున్నాయి. అక్కడ ఎలాగైతే ఆకాశము, జ్యోతి, ప్రాణము ఈ విషయములు ఉపనిషత్తు ఏ ఉద్దేశంతో చెప్పిందో గ్రహించి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఉపనిషత్తు ఏ ఉద్దేశంతో చెప్పిందో గ్రహించి. అంతేగాని ఏదో సాంఖ్యంలో ఆకాశము, సాంఖ్యంలో ప్రాణము, సాంఖ్య మతం ప్రకారంగా జ్యోతి తీసుకోవడం కాదు. ఉపనిషన్ మత ప్రకారంగా ఆకాశము, జ్యోతి, ప్రాణము అనే మాటలు ఆయా మంత్రముల యందు పరమాత్మపరంగా వాడబడ్డాయి అనే అర్థం అక్కడ గ్రహించాలి. కనుక అప్పుడు బ్రహ్మలింగములు అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ వాక్యంలో భావాన్ని మనం మౌనంగా ఉన్నప్పుడో ఏకాంతంలో ఉన్నప్పుడో మననం చేసుకుంటూ ఉంటే ఆకాశము, జ్యోతి, ప్రాణము ఈ శబ్దములు బ్రహ్మపరంగా ఎలా చెప్పారో చెప్తూ ఉంటే మనకది బ్రహ్మ విచారణ అయిపోయింది. నిరంతరం బ్రహ్మము గురించి చింతన, బ్రహ్మము గురించే శ్రవణము చేస్తూ ఉంటే నువ్వేమవుతావు? బ్రహ్మమే అవుతావు. అందుకోసమే కదా ఈ తాపత్రయమంతా కూడా, అందుకే శ్రవణానికి అంత ప్రధానమైన భాగం ఇచ్చారు కదా. అసలు శ్రవణం గట్టిగా చేస్తే మనన దిధ్యాసనలు దాని ద్వారానే సిద్ధిస్తాయి మనకి. అందుకే ఇక్కడ మననానికి పనికొచ్చే బ్రహ్మలింగములు అలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడ కూడా బ్రహ్మలింగములు చెప్పబడుతూ ఉన్నాయన్నాడు. ఈ ద్వితీయ పాదం, తృతీయ పాదం అంటే ప్రథమ పాదం అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రోజున ద్వితీయ పాదంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ ద్వితీయ పాదము, తృతీయ పాదము ఇవి కూడా బ్రహ్మము గురించి ఉపనిషద్వాక్యములు ఏవేవి చెప్పేవి చెప్తున్నారు. ఉపనిషత్తుల్లో బ్రహ్మము గురించి చెప్పే శబ్దముల్ని బ్రహ్మలింగములు అని అంటారు. అలా ఇప్పటివరకు ఆకాశము, జ్యోతి, ప్రాణము ఇత్యాది శబ్దములు బ్రహ్మము గురించే చెప్తున్నా, ఇవి బ్రహ్మలింగములే అని ప్రతిపాదన చేశారు ఇంతవరకు సూత్రముల ద్వారా. ఇప్పుడు మరికొన్ని శబ్దాలు తీసుకుంటున్నారు. అటువంటప్పుడు మొదటి దాంట్లోనే కలిపేయవచ్చు కదా, మళ్ళీ వేరేగా విభజన చేయడం అన్నది ఎందుకు అంటే ఇప్పటివరకు చెప్పినటువంటివి ప్రధానంగా స్పష్ట బ్రహ్మలింగములు అన్నారు. స్పష్టముగా చెప్పేట ఆకాశము, జ్యోతి ఆ మంత్రముల గురించి వివేచన చేసి స్పష్టంగా ఉన్నాయి. అలాగే కొన్ని వాక్యములు చూస్తూ ఉంటే అస్పష్టంగా అనిపిస్తాయి. అలాంటి అస్పష్టంగా అనిపించే వాక్యముల్లో కూడాను బ్రహ్మము గురించే ప్రతిపాదన చేస్తున్నారు తప్ప ఇతరము గురించి కాదు అని చెప్పడం కోసం ఇక్కడ విభజన చేశారు. అందుకే అత్ర అస్పష్ట బ్రహ్మలింగానాం వాక్యానాం అన్నారు. అస్పష్ట బ్రహ్మలింగములకు సంబంధించిన వాక్యములని విచారణ చేస్తున్నారు. ఏ వాక్యములవి? ఉపనిషద్వాక్యములు. ఇప్పుడు మనం చేస్తున్నంత ఉపనిషద్వాక్య చర్చే బ్రహ్మసూత్రముల్లో. అంతేగాని ఇక్కడ మరేదో వేదము యొక్క కర్మకాండకు సంబంధించిన మంత్రములు కానీ వాక్యములు కానీ కాదు. ఉపనిషద్వాక్య చర్చే కదా బ్రహ్మసూత్రం యొక్క సబ్జెక్ట్. అందుకు ఉపనిషద్వాక్యములలో అస్పష్ట బ్రహ్మలింగములుగా కనిపించేవేవో వాటి గురించి విచారణ చేస్తున్నారు. ఈ అస్పష్ట బ్రహ్మలింగములకు సంబంధించిన విచారణ మళ్ళీ రెండు పాదాలు చేశారు, ద్వితీయ పాదం, తృతీయ పాదం. ఇలా ఎందుకు చేశారు? మళ్ళీ ఇందులో బ్రహ్మమును రెండు విధాలుగా మనం తెలుసుకుంటున్నాం. బ్రహ్మముని మనం రెండు విధాలుగా తెలుసుకుంటున్నాం, కానీ బ్రహ్మము రెండు విధాలు కాదు, బ్రహ్మము ఏకమే. రెండు విధాలుగా తెలుసుకుంటున్నామంటే ఒకటి ఉపాస్య బ్రహ్మము, రెండవది జ్ఞేయ బ్రహ్మము అన్నారు ఇక్కడ. దీన్నే సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అని చెప్పడం. అంటే ఎంత కాదన్నా మనం వ్యక్త జగత్తులో ఉన్నవాళ్ళం, అంటే కనిపించే జగత్తు. అలాగే మనకి ఒక వ్యక్తమైన శరీరాది ఉపాధులు ఉన్నాయి. ఈ ఉపాధులతో కలిపి పరమాత్మని కానీ చెప్తే దాన్ని సగుణ బ్రహ్మము అని అంటాము. ఈ ఉపాధితుడికి వ్యతిరిక్తముగా, అతీతముగా, విలక్షణముగా మాట్లాడితే నిర్గుణ బ్రహ్మము అని అంటాం. కానీ బ్రహ్మము నిజానికి నిర్గుణమైనా ఉపాధులతో కలిపి చూసినప్పుడు సగుణ బ్రహ్మం అన్నాం. ఈ సగుణ బ్రహ్మముని ఉపాస్య బ్రహ్మము అంటాం. ఉపాసన చేసేటప్పుడు భావించడానికి, ధ్యానించడానికి ఆలంబనగా కొన్ని కొన్ని ఉపాధులు తీసుకుంటాం. దీని గురించి మనం అంతరధికరణం ఇత్యాది విషయాల్లో చర్చ చేశాం గత ఏడాది. అలా ఇక్కడ అలా తీసుకునేదాన్ని సగుణ బ్రహ్మ విషయము అని అంటారు. ఇక నిర్గుణ బ్రహ్మమని ఉపాస్య బ్రహ్మం అనరు. కొందరు నిర్గుణ బ్రహ్మోపాసన అంటారు, కానీ మాట సరికాదు. అది ఉపాసన అన్నప్పుడు మనస్సు అనేది మనకు ఉన్నంతసేపు ఉపాసన, ఉపాధితో కలిపి చేసేది ఉపాసన. పరమాత్మను కూడా ఉపాధిలో మనం గ్రహించగలిగితే అది ఉపాసన. కనుకనే సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ విషయంలో అది జ్ఞేయ బ్రహ్మము అని అంటారు. అది ఉపాస్య బ్రహ్మం కాదు, జ్ఞేయము అంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మెడిటేషన్ అయితే అక్కడ రియలైజేషన్ అంటారు, అది తేడా. ఇక్కడ ధ్యానాదులు మొదలైనవి ఉంటే అక్కడ కేవలం అదే తాను అనేది. అయితే ఇందులో ఏది మంచిది, ఆ ఏది మంచిది అనే చర్చ పక్కన పెడదాం. కానీ రెండు ఉత్కృష్టములే. ఎవడు ఏ స్థితిలో ఉన్నాడో వాడికి దానికి తగ్గట్టు చేస్తూ ఉండాలి. కనుక సగుణ బ్రహ్మ ఉపాసనని ఉపనిషత్తులు బోధించేయి, బోధించకపోలేదు. అందుకే సగుణ బ్రహ్మ విషయమైనటువంటి అస్పష్ట బ్రహ్మలింగములు ఈ ద్వితీయ పాదంలో చెప్పబడతాయి అన్నాడు ఇక్కడ. అంటే ఉపాస్య బ్రహ్మము గురించి ఇప్పటి నుంచి మనం ఈ ద్వితీయ పాదంలో చెప్పుకుంటున్నాం. అంటే మొదటి అధ్యాయంలో రెండవ పాదంలో మనం ఈ సగుణ బ్రహ్మకు సంబంధించి లేదా ఉపాస్య బ్రహ్మ విషయాణం అస్పష్ట బ్రహ్మలింగానాం వాక్యానాం విచార అన్నారు ఇక్కడ. ఉపాస్య బ్రహ్మ విషయమై ఉపనిషద్వాక్యములు ఏమి చెప్పాయి దాని గురించి విచారం చేస్తున్నారు ఇక్కడ రెండవ పాదంలో. ఇది చాలా ఉత్కృష్టమైనవి, ఇవి కూడా సాధకుడికి చాలా ముఖ్యమైనవి. ఇది మొదలు పెడుతున్నారు. ఇందులో కూడా ఏడు అధికరణములు ఉన్నాయి. ఏడు అధికరణం అంటే తెలుసు కదా, ఒక్కొక్క అధికరణం ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక అధికరణంలో ఒక్క సూత్రం ఉండొచ్చు, ఒక్కొక్కసారి నాలుగైదు సూత్రాలు కూడా ఉండవచ్చు. సరే, మొత్తానికి ఇక్కడ మనం ఏడు అధికరణములు ఉన్నాయి. ఈ ఏడు అధికరణముల ఆధారంగా సగుణ బ్రహ్మముకు సంబంధించిన ఉపాసనా వాక్యములు ఏవైతే ఉన్నాయో, అస్పష్ట బ్రహ్మలింగ వాక్యములు, వాటి గురించి చర్చ చేస్తున్నారు. అందుకే ఒక సూత్రము, దానికి వ్యాఖ్యానం. ఇప్పుడు సూత్రంలోకి వెళుతున్నాం. మొదటిది సర్వత్ర ప్రసిద్ధ అధికరణము అని చెప్తున్నారు. ఇవి కూడా చాలా విస్తారమైన చర్చ శంకరులు చేశారు. అయితే ఇది పాఠం కాదు, ప్రవచనం. కనుక మనం సారభూతమైన అంశములు తీసుకుంటూ మన ఆలోచనతో అందుకోగలిగిన విధంగా వెళుతూ ఉందాం. ఇక్కడ సర్వత్ర ప్రసిద్ధ అధికరణము అని మొదలవుతుంది. దీని గురించి శంకరుల వారు ఈ స్పష్టంగా మనం చెప్పుకున్నటువంటి ఉపాస్య బ్రహ్మ ఇదంతా కూడా ఉపోద్ఘాతంలో శంకర భగత్పాల్ వారు చెప్పిందే, నేను ఇక్కడ ఇంతవరకు చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పబడుతున్నది ఇది అన్నారాయన. ఇప్పుడు తన్ నిర్ణయామ ద్వితీయ తృతీయ పాద ఆరభ్యతే. మొదటి సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్, ఇది సూత్రం. ఇదే ఈ అధికరణంలో మొదటి సూత్రం, సర్వత్ర ప్రసిద్ధ ఉపదేశాత్. అందుకే దీనికి సర్వత్ర ప్రసిద్ధాధికరణం అని పేరు వచ్చింది. సర్వత్ర అనే మాటకి అన్ని వేదాంతములలోనూ అనగా అన్ని ఉపనిషద్వాక్యముల్లోనూ ప్రసిద్ధముగా బ్రహ్మమే బోధించబడింది అన్నాడు ఇక్కడ. ఎలాగయ్యా నువ్వు ఇక్కడ ఉపాస్య బ్రహ్మం గురించి చెప్పిందంటావు, జ్ఞేయ బ్రహ్మం గురించి చెప్పిందంటావు అని ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా ఈ సూత్రాన్ని చూపిస్తున్నారు. ఎలాగో అంటే ఉపనిషద్వాక్యములు ప్రసిద్ధముగా, ప్రసిద్ధముగా అంటే ప్రధానముగాను స్పష్టముగాను ఏకలక్ష్యంతోనూ బ్రహ్మము గురించే చెప్తున్నాయి కనుక, అది ఎక్కడ చెప్పినా బ్రహ్మము గురించే చెప్తుంది కనుక, ఇది పూర్తిగా ఈ వాక్యములన్నీ బ్రహ్మము గురించి చెప్తున్నాయని సర్వ ప్రసిద్ధము ఉపదేశాత్. ఇక్కడ ఈ ప్రశ్న వేసినప్పటికీ ఈ సర్వత్ర అనే మాట మొదలైంది కదా. ఇక్కడ సూత్రాలను పరిశీలించిన ఒకటి మర్చిపోకూడదు. సూత్రాల్లో ఒక వాక్యం చూపిస్తాడు, చిన్న పదం, ఆ పదానికి సంబంధించిన ఉపనిషద్ వాక్యం మనం వెతుక్కోవాలన్నమాట. ఆ వాక్యం తీసుకుని చర్చ చేయాలి సూత్రం ద్వారా. ఏమిటి ఇక్కడ ఆ వాక్యము చూస్తున్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానిది శాంత ఉపాసీత అథ కలు క్రతుమయ పురుషో యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేత ప్రేత్య భవతి స క్రతుం కుర్వీత మనోమయ ప్రాణశరీరో భారూప. ఇది ఉపనిషద్వాక్యం. సూత్రం అయింది కదా, ఉపనిషద్వాక్యం తీశారు. ఏమిటో ఉపనిషద్వాక్యం అంటే ఛాందోగ్య ఉపనిషత్తులోని వాక్యం ఇది. ఛాందోగ్య ఉపనిషత్తులోని వాక్యం ఏం చెప్తున్నాడు, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ మాట చాలామంది వింటూ ఉంటారు, అది ఇక్కడిది అన్నమాట. సర్వం కల్విదం బ్రహ్మ అని తెలుసుకుని శాంతుడై ఉపాసించాలి. ఉపాసీత అని వచ్చింది అంటేనే అది ఉపాస్య బ్రహ్మవాక్యం అని స్పష్టమైపోతుంది. ఉపాసించాలి. అథ కలు కృతమయ పురుషో యథా క్రతురస్మిన్, సంకల్ప సహజ సంకల్పాలు చేయడం సహజమైన పురుషుడు, వీడికి సంకల్పించడం మొదలైనవి సహజం కదా, అందుకు వాడు దీని గురించి, దేని గురించి, బ్రహ్మము గురించి తన మనస్సుతో తాను ఉపాసించాలి. ఎందుకంటే పురుషుడు ఈ లోకంలో ఎలాంటి సంకల్పం కలవాడవుతాడో పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అదే సంకల్పం కలవాడవుతాడు. అందుకే అథ కలు క్రతుమయ పురుషో యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథా అతః ప్రేత్య భవతి. ప్రేత్య అంటే అనంతరం, ఈ జీవితపు అనంతరము, ఇది అర్థం అనమాట. కానీ ఇక్కడ నువ్వు ఎలాంటి సంకల్పాలతో ఉన్నావో తర్వాత కూడా అదే అవుతావు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు, మన సంకల్పాలు మన చింతనలు ఏమిటో తర్వాత మన బతుకు కూడా, మన స్థితి కూడా, మన గతి కూడా అదే. కనుక ఇప్పుడు మన గతి బాగుండాలంటే ఇప్పుడు మన క్రతువు బాగుండాలి. క్రతువు అనే మాటకి ప్రధానమైన అర్థం ఇక్కడ ఏమిటి అంటే, క్రతువు అంటే సంకల్పము, ధ్యానము, ఇది అర్థాన్ని చెప్పారు. అది క్రతువు సంకల్పో ధ్యానం ఇత్యర్థ శంకరుల వారు భాష్యంలో చెప్తున్నారు. మనం ఒక సంకల్పము ఒక ధ్యానము చేయడానికి క్రతువు అంటారు. అందుకని క్రతువు అనగానే మాట మాటికి నెయ్యి తీసుకుని నిప్పులో పోయడం అనేది కాదు ఇక్కడ. కనుక క్రతువు అనే మాటకి ఇదే అర్థం, సంకల్పము ధ్యానము. కనుక నువ్వు దేని గురించి సంకల్పము ధ్యానము చేసి ఉంటావో అదే నువ్వు అవుతావు. కనుకనే నీ సంకల్ప ధ్యానములు సర్వం కల్విదం బ్రహ్మ అని శాంతముగా ఉపాసన చెయ్యు అని చెప్తున్నారు. ఆ చేసేటప్పుడు మనోమయ ప్రాణశరీరో భారూప అనే మాటను చూపిస్తున్నారు ఇక్కడ. అంటే బ్రహ్మము మనోమయము ప్రాణము శరీరముగా కలది అని ధ్యానించాలి అన్నారు ఇక్కడ. సక్రతం కుర్వీత అంటే చూడండి, ఇక్కడ బ్రహ్మమును మనోమయము ప్రాణమయము శరీరముగా అన్నారు. అదే మనోమయ ప్రాణ శరీరం భారూప ఇది పట్టుకున్నారండి విషయాన్ని. అయ్యా ఇది బాగానే ఉంది మీరు చెప్పింది, బ్రహ్మం అనేది నిజానికి మనస్సుకి ప్రాణములకి వీటికి అతీతం కదా, దాన్ని ఇక్కడ ఉపాసించమని చెప్తున్నాడా ఉపనిషత్కారుడు? కాదు, ఇది బ్రహ్మము గురించి చెప్పడం లేదు. ఎందుకంటే మనోమయం ప్రాణమయం అని చెప్పడం చేత. అందుకే ఈ వాక్యములో అన్ని జీవునికి సంబంధించినవే కానీ బ్రహ్మముని కాదు అని ప్రతిపాదన. అంటే పూర్వపక్షం అంటారండి సూత్రములు వ్యాఖ్యానం ఏం చేస్తాయంటే, పూర్వపక్షం ఒకటి చూపించుతూ అంటే కాదు అని ఒకటి అంటాడు. ఆ కాదున్న వాడికి ముఠకే పెట్టి ఎలా అవునో తర్వాత సిద్ధాంతం అంటారు. పూర్వపక్షము సిద్ధాంతము మనం మొదటి నుంచి అదే పద్ధతిలో పెడుతున్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ప్రతి సూత్రం గురించి చెప్పేటప్పుడు ఆ సూత్రం ఏ ఉపనిషద్వాక్యాన్ని చెప్తుందో ముందు ఆ వాక్యం తెచ్చుకోవాలి. ఇది తెలుసుకోవాల్సిన తీరు. ఆ వాక్యం తెచ్చుకుని ఆ వాక్యము ద్వారా బ్రహ్మము చెప్పబట్టలేదంటాడు పూర్వపక్షి. అది అక్కడ జాగ్రత్తగా చూడు నువ్వు. మనోమయం ప్రాణమయం అంటే మనస్సుతో ప్రాణముతో శరీరముతో కూడినది అన్నది జీవుడు అవుతాడా బ్రహ్మమవుతాడా? మీరే చెప్పారు కదండి, మనస్సుకి ప్రాణానికి శరీరానికి అతీతమైన వాడు బ్రహ్మము అన్నప్పుడు, ఇప్పుడు మనోమయం ప్రాణమయం శరీరమయమైన దాన్ని ఉపాసించు అని చెప్పాడంటే అది జీవుని చెప్తున్నాడు కానీ బ్రహ్మముని కాదు అంటాడు పూర్వపక్షి. ఇప్పుడు దాన్ని పట్టుకుని లేదయ్యా అది బ్రహ్మమునే చెప్తున్నది, ఇది ఎలా చెప్తావు అనే దానికి ఇక్కడ నిర్వచనం చూపిస్తున్నాయి. ఎందుకంటే పూర్వపక్ష అన్నమాట తెలివైన మాట, అవునా లేదా? వాడేం తక్కువ వాడేం కాదండి, నువ్వేది చెప్పు నేను ఖండిస్తానని కూర్చున్నవాడు కాదు. వాడు చదువుకున్నాడు, వాడి జ్ఞానం వాడుకున్నది. వాడేమంటున్నాడంటే మీరు బ్రహ్మము గురించి ఉపనిషత్తుల్లోనే అప్రాణో హ్యమనాహ శుభ్రహ అని అంటున్నారు. అప్రాణ ఆ బ్రహ్మమునకు ప్రాణము లేదు, అమనాహ మనస్సుకు లేదు, అతడు శుభ్రుడు అని వివరిస్తున్నారే. అలానది ఇప్పుడు మీరు పట్టుకుని ఈ మాట అనడం బాగున్నదా అంటే, దీన్ని భాష్యంలో శంకరులు ఎలా చెప్తున్నారు చూడండి. అయ్యా ఇప్పుడు జీవుడు గురించి చెప్పడం లేదు, బ్రహ్మము గురించే చెప్తుంది. ఎలాగో అంటే ముందు వాక్యం చూడండి, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పినప్పుడు ప్రసిద్ధముగా ఏం చెప్పింది ఇక్కడ, సర్వత్ర ప్రసిద్ధ ఉపదేశాత్. సర్వమని చెప్తూ ప్రసిద్ధముగా ప్రధానంగా ఎవరి గురించి చెప్పింది, సర్వము ఇదం సర్వం ఇది అంతా కూడా బ్రహ్మమే ఖలు. ఖలు అంటే కదా. ఖలు అనే శబ్దం నిశ్చయార్థకంలో వాడతారు. నిశ్చయం సర్వము బ్రహ్మమే అని చెప్తూ ఈ వాక్యం ప్రారంభమైంది. అది అందుకని జీవుడు గురించి చెప్తూ ప్రారంభమైన వాక్యం కాదు కదా, బ్రహ్మము గురించి చెప్తూ ప్రారంభమైన వాక్యం కనుక ఇది మొత్తం వాక్యం అంతా బ్రహ్మము గురించే చెప్తున్నది అన్నాడు. మరి మొత్తం వాక్యం బ్రహ్మము గురించి చెప్తే ఇప్పుడు చెప్పు, మనోమయ ప్రాణమయ అనేది దేనివల్ల వివరించగలవు అంటే దీనికి చక్కటి వివరణిస్తున్నారు శంకరులు. పరమేవ బ్రహ్మ మనోమయత్వాదిభిర్ధర్మై రూపాస్యం కుతః సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ యత్ సర్వేషు వేదాంతేషు ప్రసిద్ధం బ్రహ్మశబ్దస్య ఆలంబనం జగత్కారణం ఇహత సర్వం కల్విదం బ్రహ్మ ఇది వాక్యోపక్రమే శృతం తదేవ మనోమయత్వాది ధర్మై విశిష్టం ఉపదిశ్యతే ఇది యుక్తం అన్నారు. సర్వ వేదాంత వాక్యములు యందును కూడాను ఈ సర్వజగతికి కారణము బ్రహ్మమే అని చెప్పబడుతున్నది. అంతే సర్వ వేదాంత వాక్యముల్లో అదే చెప్పబడుతుంది. చెప్పబడుతూ ఈ హచ్చ అన్ని వేదాంత వాక్యముల్లో చెప్పినట్లే ఇక్కడ కూడా, అనగా ఈ ఛాందోగ్యోపనిషద్ వాక్యములో కూడా సర్వం కల్విదం బ్రహ్మ అని వాక్యాన్ని ఉపక్రమించింది. ఉపక్రమించిందని ప్రారంభించినది. ప్రారంభించుతూ ఆ బ్రహ్మమునే ఇక్కడ మనోమయత్వాది ధర్మములు కలదిగా చెప్పింది. మనోమయుడైన జీవుడని చెప్పలేదు, మనోమయ ప్రాణమయములుగా ఉన్న బ్రహ్మమును ఉపాసించు అని చెప్పడం ఏంటంటే ఇక్కడ నీ మనస్సులోనూ అటు ప్రాణముల్లోనూ చైతన్యముగా ఉన్నది ఆ బ్రహ్మమే అని ఉపాసించమన్నారే కానీ ఇక్కడ మనస్సుని ప్రాణాన్ని పట్టుకుని దానితో అధ్యాస పడిపోయిన జీవుణ్ణి చెప్పలేదు. అధ్యాస విషయం చెప్పుకున్నాక తాను కాని దాన్ని తాను అనుకోవడం. కనుక మనస్సు నేనే ప్రాణము నేనే అనే అజ్ఞానవస్థలో ఉపాధితో తాదాత్మ్యం చెందిన జీవుడి గురించి చెప్పలేదయ్యా. ఆ మనస్సులో ప్రాణములో అది మనస్సుగా ప్రాణముగా పనిచేయడానికి కారణమైన వాడెవడో వాడిని ఉపాసించు. ఎందుకంటే నీకు మనస్సు ప్రాణము ఉన్నాయి గనక ఆ మనస్సుతో ప్రాణముతో ఆ పరమాత్మను ఉపాసన చెయ్యు. అలాగే శరీరాది ఉపాధులు ఎందు ఆచైతన్యము ఉన్నది. ఎందుకంటే ఉపాసన అన్నప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. తర్వాత ఉపాసన గురించి వచ్చినప్పుడు వివరణ చెప్తాడు కానీ ఇక్కడ అర్థం చేసుకోవడానికి, మీరు ఎదురుగా విగ్రహం పెట్టుకుని ఆరాధించినప్పటికీ కూడా అది మనోమయ ప్రాణమయ ఉపాసనే. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే విగ్రహం ఎదురుగా ఒక ఆలంబన, కానీ నువ్వు దాన్ని మనోమయంగా అంటే మనస్సుతోనే భావన చేస్తూ మనస్సుతోనే ధ్యానిస్తూ సకృతం కుర్వీత అన్నాడు కదా. కృతం అంటే ధ్యానము సంకల్పం కదా. ధ్యాన సంకల్పాలు దేంతో చేస్తున్నావు? మనస్సుతోనే కదా. కనుక మనస్సుతో ధ్యానం చేస్తున్నది ఆ బ్రహ్మమును. కనుక మనోమయముగా ప్రాణమయముగా ఉన్న చైతన్యము ఆ బ్రహ్మమనే ఎరుకతో నువ్వు చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పింది. కనుక ఇది బ్రహ్మమునే నిర్దేశిస్తున్నది. అందుకు ఈ మనోమయత్వము ఇవి చెప్పినప్పుడు కూడా జీవుడి భావాన్ని తీసుకునరాదు. ఇది బ్రహ్మము గురించే తెలియజేస్తున్నది. ఎందుకంటే తదేవ బ్రహ్మ సన్నిహితం భవతి. బ్రహ్మ సాన్నిధ్యం చేతనే ఇవి చైతన్యాన్ని పొందడం కారణంగా జీవస్తున సన్నిహితో నచ స్వశబ్దేన ఉపాత్త ఇది వైషమ్యం అన్నారు. ఎందుకంటే జీవుడిని ఎందుకు చెప్పకూడదు అంటే ఇక్కడ ఆత్మ అనే శబ్దం వాడబడుతున్నది. అది బ్రహ్మము గురించి స్పష్టంగా ఈ వాక్యంలో బ్రహ్మము గురించి చెప్తూ ఉంటే కాదు జీవుడిని ఎందుకు అంటావు నువ్వు అక్కడ. కనుక స్పష్టంగా అక్కడ బ్రహ్మము అని చెప్తున్నది. కనుకనే ఉపాసనా విషయంలో మనం సోపాధిక బ్రహ్మమును గ్రహించవచ్చు గనక ఇది ఉపాస్య బ్రహ్మము గురించి చెప్తున్నారు గనక దీన్ని స్వీకరించవచ్చు అని వివరించారు. ఎందుకంటే సత్య సంకల్ప సత్యకామ ఈ వాక్యములు ఇక్కడ బ్రహ్మము గురించి చెప్తూ ఉన్నారే. సత్య సంకల్పుడు సత్యకాముడైన వాడు బ్రహ్మమే కానీ జీవుడు కాదు కదా అది. ఎందుకంటే జీవుడికి బ్రహ్మముకి భేదము లేదనేది పరమార్థ దృష్టితో. కానీ ఉపాసనా దృష్టిలో మనం ఇక్కడ ఇంక ఉపాధితో తాదాత్మ్యం ఉంది కనుక ఉపాధితో తాదాత్మ్యం ఉన్న జీవుడు అన్నప్పుడు మాత్రం భేదాన్ని మనం చూస్తున్నాం. ఇలా చూస్తున్నప్పుడు సత్య సంకల్పాదులన్నీ కూడా బ్రహ్మని ఉపపద్యంతే, బ్రహ్మమునందు అవి ఉపపత్తి పొందుతున్నాయి, ఆయన యందున్నాయి. అంతేకాదు ఈ ఆత్మ అపహత పాప్మ సత్యకామ సత్య సంకల్ప అని అదే ఛాందోగ్యంలో దానికి అనుసంధానించబడినటువంటి మంత్రముల్లో చెప్తున్నారు. కనుక సత్యకామ సత్య సంకల్ప అన్నప్పుడు సృష్టిస్థితుల యాదులు చేసేటటువంటి పరమేశ్వరుడు గురించి అక్కడ వివరిస్తున్నారు. ఆ పరమేశ్వరుడే బ్రహ్మమని అక్కడ చెప్తున్నారు. కనుకనే ఇది పరమేశ్వరుడైన బ్రహ్మము గురించి చెప్తున్నది కానీ జీవుడు గురించి చెప్పడం లేదు. స్పష్టంగా ప్రతిపాదన అవుతున్నది. కనుక మనోమయ ప్రాణమయ అనే శబ్దములు బ్రహ్మమును ప్రతిపాదిస్తున్నాయి. ఏవమిహ ఉపాస్యతయా వివక్షతా గుణ బ్రహ్మణ్యుపపద్యంతే. ఈ విధంగా ఇక్కడ ఉపాస్యాలుగా చెప్పబడిన గుణాలు బ్రహ్మ విషయానికి సంబంధించినవి సుమ అని ఇంత స్పష్టంగా ఇక్కడ ఈ వాక్యంలో ప్రతిపాదన చేశారు. అయితే ఈ విధంగా ఉపాధితో బ్రహ్మమును చూడడం అనేది ఉపనిషత్తుల్లో మిగిలిన భావంలో కూడా ఉన్నది. ఎందుకంటే బ్రహ్మము అన్నీ ఆయనే అయినప్పుడు అన్నీ ఆయనే అయినప్పుడు అప్పుడు ఒకదాన్ని ఆయన మయంగా ఆరాధించడంలో దోషమేంటి. అందుకే సర్వాత్మత్వాధి బ్రహ్మను జీవ సంబంధిని మనోమయత్వాధీని భవంతి అన్నారు ఇక్కడ శంకరులు చెప్తూ. అంటే బ్రహ్మ సర్వాత్మకము గనక ఆ బ్రహ్మయందు జీవునికి సంబంధించిన మనోమయత్వాదులు కూడా ఉంటాయి అని. సర్వాత్మకుడు కదా, సర్వాత్మకుడైనప్పుడు ఆ విధంగా దర్శించవచ్చు. దీనికి సంబంధించి శృతి స్మృతుల్లో మరికొన్ని ఉపనిషత్తు ప్రమాణాలు చూపిస్తున్నారు. ఇలా బ్రహ్మముని అది నిజానికి బ్రహ్మ లక్షణము కాకపోయినా అలా అనడం కనబడుతున్నది. అది ఎలాగంటే త్వం స్త్రీ, త్వం పుమానసి, త్వం కుమార ఉతవా కుమారి, త్వం జీర్ణో దండేన వంచసి, త్వం జాతో భవసి విశ్వతో ముఖ అని శ్వేతాశ్వత ఉపనిషత్తులోని మంత్రాన్ని ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నారు. అంటే బ్రహ్మము గురించి చెప్తున్న మాటలు, నువ్వు స్త్రీవి, నువ్వు పురుషుడివి, నువ్వు బాలుడవు, నువ్వు బాలికవు, అంతేకాదు ముదిసలిగా కర్ర పట్టుకుని నడిచేవాడు నువ్వే, అప్పుడే పుట్టిన బిడ్డవు నువ్వే, నువ్వు అన్ని వైపులా అన్ని ముఖాలు కలవాడవు నువ్వే అని బ్రహ్మం గురించి మాట్లాడు. ఇక్కడ మనం పట్టుకోవాలి, నిజంగా ఈ చెప్పిన లక్షణాలన్నీ శరీరాది ఉపాధులవే కదా. స్త్రీ, పురుషుడు, బాలుడు, బాలిక, ముసలివాడు, పసిపిల్లాడు, ఈ మాటలన్నీ జీవుడువా బ్రహ్మంవా? ఉపాధుల ధర్మములే కదా. కాదు, ఇవి దేని పరంగా చెప్పింది ఉపనిషత్తు? బ్రహ్మమునే చెప్పినది. అప్పుడు నువ్వేం తీసుకుంటావు? బ్రహ్మము స్త్రీ అంటావా, లేదా బ్రహ్మం పురుషుడు అంటావా? నువ్వు స్త్రీ అని అంటూ ఉంటే త్వం పుమానసి అంటాడు వెంటనే వాక్యం, నువ్వు పురుషుడివని. పోనీ రెండు అనుకుందామంటే కుమార కుమారి అంటాడు, మళ్ళీ వృద్ధ, త్వం జీర్ణోదండేన వంచసి, ముసలవాడవే కర్ర పట్టుకుని నడుస్తున్నావు. ఇప్పుడు మనకి నమో వృద్ధాయచ సంవృద్ధ్వనేచ నమోపగల్భాయచ ఇవన్నీ మంత్రములు స్ఫురిస్తున్నాయి. ఇక్కడ మనం పరిశీలించవలసిన అంశం ఏమిటి అంటే బ్రహ్మము మనం అనుకునే ఉపాధులన్నీ బ్రహ్మము కాకపోవచ్చు, కానీ అన్నీ ఆ బ్రహ్మమే ఇన్ని ఉపాధులుగా విస్తరిస్తోందనగా సర్వోపాధులు యందు బ్రహ్మమును దర్శించి ఆరాధించవచ్చు గనక ఇక్కడ ప్రాణమన మనోమయ శబ్దములు మనం జీవపరంగా అన్వయించక్కర్లేదు, బ్రహ్మపరంగా ఉపాధులను చూడడం అనేది ఉపనిషత్తుల్లో ఉన్నది. అలాగే సర్వత పాణి పాదంత సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి అనేటువంటి మాట మనకి భగవద్గీతలో కనబడుతుంది. ఇదే వాక్యం ఉపనిషత్తుల్లో కూడా కనబడుతుంది. అంటే ఆ బ్రహ్మము అన్ని వైపులా ఈ లోకంలో హస్తాలు పాదాలు కలిగి ఉన్నది, అన్ని వైపులా నేత్రాలు, అన్ని వైపులా శిరస్సులు, అన్ని ముఖాలు ఉన్నది. అంటే దానికి అన్ని ముఖాలు ఉన్నాయని అర్థమా? ప్రతి ముఖంలో అదే ఉందని అర్థం. అది ఇక్కడ విశేషం. దానికి అన్ని ముఖాలున్నాయని కాదు, ప్రతి ముఖంలో అదే, ప్రతి పాదంలో అదే. ఇలా మనం చూస్తున్నప్పుడు ఉపాధిగతమైన చైతన్యమంతా బ్రహ్మమే అని భావంతో మనోమయ ప్రాణమయ అనేది కూడా బ్రహ్మమనే భావంతో చెప్తున్నారు. కనుకనే అప్రాణో హ్యమనా శుభ్రహ అనే మాట ప్రమాణమే, మనోమయ ప్రాణశరీర అనేది కూడా ప్రమాణమే అన్నారు శంకర్. ఇది ఎలా అవుతుందండి? వెలుగు ఉందండి, చీకటి ఉందండి అంటే ఎలా ఒప్పుకుంటామండి? ఉంటే వెలుగుంది, లేకపోతే చీకటి ఉంది, రెండు ఉన్నాయంటే మేము ఎలా ఒప్పుకుంటాం? అంటే ఒప్పుకోవాల్సిందే అన్నాడు. ఎలాగంటే అప్రాణో హ్యమనా శుభ్రహ ఇతి శృతి శుద్ధ బ్రహ్మ విషయ అన్నాడు ఇక్కడ. మనోమయ ప్రాణ శరీర ఇతి సగుణ బ్రహ్మ విషయ, అది జాగ్రత్తగా. అంతేగాని సగుణ బ్రహ్మ నిరాకరణం ఏం చేయలేదు. నిరాకరణం చేస్తే ద్వే బ్రహ్మణ వేదితవ్యే మూర్తంచ అమూర్తంచాలనే మాటలు వస్తాయా? పైగా ఇది ఉపనిషత్తే చెప్తోంది కదా. కనుకనే అప్రాణో హ్యమనా శుభ్రహ అంటే ఉపాధులకి అతిరిక్తమైనటువంటి శుద్ధ బ్రహ్మ విషయం చెప్పేటప్పుడు అప్రాణ అమనా శుభ్రహ చెప్పారయ్యా. ఆ బ్రహ్మమునే సగుణ బ్రహ్మముగా చెప్పేటప్పుడు మనోమయ ప్రాణమయ అన్నారు. అంటే మనోమయ ప్రాణమయము చెప్పింది బ్రహ్మము గురించే, అప్రాణో హ్యమనా శుభ్రహ చెప్పింది బ్రహ్మము గురించే. ఇది సగుణ బ్రహ్మ, అది శుద్ధ బ్రహ్మ. ఇది ఉపనిషత్తుల్లో ఒకచోట కాదు, సర్వత్రా ప్రసిద్ధముగా చెప్పబడుతూ ఉన్నది కనుక ఇది ప్రమాణము. చక్కగా సమర్థించారు రది శంకరులు. ఎక్కడ సందేహం వచ్చినా మళ్ళీ మనం కూర్చుని చర్చ చేసుకోవచ్చు. పైగా సత్య సంకల్ప ఆకాశాత్మ అవాకి అనాదర జాయా స్పృథివ్యా అనే మాట కూడా భగవంతుడి గురించి చెప్తున్నారు. సత్య సంకల్ప ఆకాశాత్మ అనాదర జాయా స్పృథివ్యా, దానికి దేని యందు ఆదరము లేదు బ్రహ్మమునకు, దేని యందు కామము లేదు, అది అన్నిటికంటే చాలా పెద్దది, నిత్యతృప్తమైనది అనే విషయములు చెప్పినప్పుడు, ఇప్పుడు శరీరంలో పరమాత్మ ఉన్నప్పుడు కదా మనోమయం ప్రాణమయం అంటాం, శరీరంలో ఉన్నవాడిని జీవుడు అంటారు కదా అంటే గొప్ప మాట అన్నాడు. శరీరే భవతి నతు శరీర ఏవ భవతి అన్నాడు. బ్రహ్మము శరీరములో లేడు నువ్వు ఎలా అంటావు? బ్రహ్మము సర్వశరీరముల్లో ఉన్నాడు, బ్రహ్మము సర్వశరీరముల్లో ఉన్నాడు, కానీ శరీరంలో మాత్రమే లేడు. అది ఆ మాట ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. శరీర నతు శరీర ఏవ భవతి, శరీరంలో మాత్రమే ఉన్నాడని చూడకు. సర్వశరీరముల్లో ఉన్నాడు అన్నప్పుడు శరీరగతమైన మనోమయ ప్రాణమయములు బ్రహ్మమని చెప్పడంలో తప్పేమీ లేదు. అది ఈ విషయం అంత సున్నితమైనటువంటి మాటతో వివరించి చూపించారు. అలాంటి బ్రహ్మమును ఉపదేశించడం, ఉపాసన చేయడం వల్ల వాడుకు పరమనందు కూడా సిద్ధి పొందుతుంది అని చెప్పినప్పుడు, జీవుడే అయితే అది ఉపాసించు దానివల్ల నీకు ప్రేత్య శుభం భోగ కలుగుతుందని చెప్తారా? ఉపాసీత అనే మాటే రాదు. అది ఇక్కడ చెప్పారు ఈ మంత్రంలో. శాంత ఉపాసీత అని ఉన్నది కదా, శాంతుడివై ఉపాసించు అన్నప్పుడు బ్రహ్మమును ఉపాసించని చెప్తాడు, కానీ జీవుణ్ణి ఉపాసించమని చెప్తారా? ఇక చెప్తున్న జీవుడికే కదా. అది ఇక్కడ చూపించాడు. అందుకు ఇక్కడ ఏతమిత ప్రేత్యాభిసంభవితాస్మి అనే మాటలు ఇప్పుడు చెప్పినప్పుడు వీటి విషయంలో అది సంపూర్ణముగా బ్రహ్మము గురించే చెప్తున్నది. అయితే ఇక్కడ మాటలు మరొకటి వివరిస్తున్నారు. అయ్యా యథా వ్రీహిర్వాయవో వా శ్యామాకో వా శ్యామాక తండులో వైవం అంతరాత్మన్ పురుషో హిరణ్మయ అని ఒక మంత్రం ఉన్నది. అంటే ఆ పరమాత్మ వడ్లగింజ, యవగింజ, శ్యామాకము, బియ్యపు గింజ, ఇవి ధాన్యంలో రకాలండి, వాటిల్లో వలే ఆ హిరణ్మయమైన పురుషుడు అంతరాత్మనందు ఉన్నాడు అని వివరించారు కదా. అప్పుడు అంతరాత్మలో ఉన్న హిరణ్మయ పురుషుడు అన్నప్పుడు అది జీవుడవుతున్నదా బ్రహ్మమవుతున్నదా అంటే స్పష్టంగా అక్కడ చెప్పబడుతున్నది హృదయమునందు అక్కడ ఆ విధముగా ఆయన తెలియబడుతున్నాడు, ఉపాసింపబడుతున్నాడు అని అర్థంలో చెప్తున్నారు. ఉపాసింపబడుతున్నాడని అర్థంలోనే హృదయమునందు అత్యంత సూక్ష్మ ప్రమాణములో ఉన్నాడు అని అర్థం తీసుకోవాలి. దీనికి ప్రమాణంగా హృదయంలో ఆయన అలా ఉన్నాడు అని చెప్తున్నారు గనక. ఎందుకంటే అంతరాత్మన్ పురుషో హిరణ్మయ అక్కడ మాట స్పష్టంగా ఉన్నదా అంటే అంతరాత్మన్ అంటే హృదయమునందు అని స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు హృదయమునందు ఆ రూపముగా ఉన్న బ్రహ్మమును ఉపాసించని అక్కడ దాని యొక్క అర్థము. ఇది స్పష్టంగా దీనికి సంబంధించి స్మృతేశ్చ సూత్రముల్లో ఉన్న వాక్యాలండి. స్మృతేశ్చ అన్నప్పుడు స్మృతుల్లో ఇదే చెప్పబడుతుందయ్యా. ఏ స్మృతిలో? ఈశ్వర సర్వభూతానామృద్దేశే అర్జున తిష్ఠతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. జీవుల హృదయమునందు ఉండి ఈశ్వరుడు సంచారం చేస్తున్నాడు అని భగవద్గీత ప్రమాణంగా చెప్పినప్పుడు అక్కడ ఈశ్వరుడు స్పష్టంగా ఉంటే నువ్వు జీవుడిని ఎలా అంటావు? కనుకనే అది ఈశ్వర విషయమే. పైగా క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని భగవద్గీతలో ఇదే వాక్యం కనబడుతోంది కదా అంటే స్మృతి వాక్యములు చూపించారు. అయితే ఇక్కడ ప్రశ్న వేశారు, అయ్యా సర్వవ్యాపకము పరమాత్మ అందరిలో ఉన్నారంటారు, కానీ పరిచ్ఛిన్నముగా ఒకదాని యందు హృదయము లోపల లేదా మనోమయము ప్రాణమయము ఇలా దర్శించు అని చెప్పడం వల్ల అది పరిమితి కాలేదా అంటే కాలేదన్నాడు. ఎలాగంటే యథ ఘటకరకాద్యుపాధి వశాత్ అపరిచ్ఛిన్నమపి నభః పరిచ్ఛిన్నవత్ అవభాసతే తద్వత్. ఒకటే మాట అంటే ఆకాశానికి పరిచ్ఛిన్నము లేదు. పరిచ్ఛిన్నము లేదంటే ముక్కలు లేదు, భాగములు లేదు. భాగముల్లోని ఆకాశం కూడా పెద్ద కుండ, చెంబు అని ఉపాధులు బట్టి పెద్ద కుండలో పెద్ద ఆకాశము, చిన్న కుండలో చిన్న ఆకాశము అని వ్యవహారంలో ఉపాధి బట్టి ఎలాగ చెప్తూ ఉన్నామో అదేవిధంగా తత్వమసి అనబడేటటువంటి మహోపదేశము పొందడానికి ముందు ఉపాధుల చేత ఏర్పరచబడిన పరిచ్ఛేదాన్ని బట్టి ఒకదాన్ని కర్తగా ఒకదాన్ని కర్మగా భావించవచ్చు అన్నారు. ఈ మాట చెప్పేటప్పుడు తత్వం అసి అంటే ఆ బ్రహ్మమే నేనే అయ్యున్నాను అనేటువంటి జ్ఞేయస్థితి లభించే వరకు కూడా, ఆ ఏకత్వ స్థితి లభించే వరకు కూడా ఉపాధిగతమైనటువంటి దృష్టి ఉంటుంది గనక ఆ ఉపాధులు ఎందు పరమాత్మలా చూడడం తప్పేమీ లేదు. ఇది విషయం చెప్పాడు ఇక్కడ. అందుకో ఎంతవరకు కొండ అనే దృష్టితో నువ్వు చూస్తూ ఉంటావో అంతవరకు కొండలో కూడా ఆ బయట ఉన్న మహాకాశమే కొండలో కూడా ఉన్నది అని ఎరుకతో ఆ కొండ ఎందు ఆకాశము అనడం తప్పు లేదు అన్నాడు ఇక్కడ. అలా ఉపాధిగతంగా పరిచ్ఛిన్నంగా చూడడం తప్పులేదు. అందుకే నావత్ పరిచ్ఛిన్న దేశస్య సర్వగత వ్యపదేశ కథమప్యుపపద్యతే సర్వగతశ్చితు సర్వదేశు విద్యమానత్వాత్ పరిచ్ఛిన్న దేశ వ్యవదోషోపి కయాచిదపేక్షయా సంభవతి అన్నాడు. సర్వత్రా ఉన్న వస్తువు ఒకచోట ఉన్నప్పుడు అది దానికి అది సంభవమే. సర్వగతమైనది అన్ని ప్రదేశాల్లో ఉంటుంది గనక పరిచ్ఛిన్నమనందు కూడా అదే ఉంది అని చెప్పడం తప్పులేదన్నాడు. సర్వగ అంతటా ఉన్నది ఒకదాని ఎందున్నది చెప్పడం తప్పులేదు. ఇది ఎలాగో అంటే శంకరులు తీసుకున్న ఉపమానం చూడండి, ఎలాంటి అందమైన ఉపమానం తీసుకున్నారు. యథా సమస్త వసుధాధిపతి రపిహి సన్ అయోధ్యాధిపతి రీతి వ్యవధిష్యతే అన్నారు ఇక్కడ. ఈ ఉపమానం తీసుకోవడంలో శంకరులు మనదైనటువంటి రామాయణ భారతాది గ్రంథాలను కూడా ఎంత చక్కగా చూశారు. సాధారణంగా కొంతమంది వీటికి అన్వయించడం చేతకాక వాటి దారి వేరు, ఉపనిషత్తులు దారి వేరు అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి శంకరుల వాక్యాలు జాగ్రత్తగా ఆధారంగా దొరికితే పనికొస్తాయి అని ఏమంటున్నారు చూడండి. సమస్త వసుధాధిపతిరపి, సమస్త లోకములకు పతి అయినప్పటికీ ఆ పరమేశ్వరుని అయోధ్యాధిపతి అని రాముణ్ణి అనలేదా అన్నారు ఇక్కడ. ఈ మాట చెప్పడంలో విషయం ఏంటి అంటే సర్వమునకు అధిపతి అయినప్పటికీ ఆ రాముడు అనబడేటువంటి ఉపాధిగా మనం చూసినంత మాత్రాన దానిలో దోషం లేదు కదా. అందుకే నిచాయత్వాదేవమితి భ్రూమః, అక్కడ ఓ మాట ఉన్నది, నిచాయత్వాదేవం వ్యోమవచ్చ అర్భకౌకస్వాత్ తద్వ్యపదేశాశ్చ నేతి చేన్న నిచాయత్వాదేవం వ్యోమవచ్చ. ఇక్కడ ఓ మాట అన్నారు, అర్భకౌకః అంటే చిన్న చిన్న స్థానం కలిగింది, అనుప్రమాణంలో ఉన్నది అని చెప్పేటప్పుడు జీవుడి గురించే చెప్తారు కానీ సర్వవ్యాపకమైన ఈశ్వరుడు గురించి చెప్తారా అంటే అక్కడ అలా నిచాయత్వాత్, నిచాయత్వాత్ అంటే అన్వేషించుట చూచుట అని అర్థం. సర్వవ్యాపకుడైనప్పటికీ నీ హృదయమునందు ఆయన వ్యాపించి ఉన్నాడని, అది సూక్ష్మమైనటువంటి ఆ స్థానమునందు ఉన్నాడని, మనోమయమై ప్రాణమయమై అలాగ నిన్ను చూడమని ధ్యానించమని చెప్తున్నాయి. అలా చెప్పడం దోషము లేదు. ఏవం అనీయస్వాది గుణగణోపేత ఈశ్వర తత్ర హృదయ పుండరీకే నిచాయో ద్రష్టవ్య ఉపదిశ్యతి, అక్కడ ద్రష్టవ్య అక్కడ ఆయన చూడు ఉపాసించు అని చెప్తున్నారు. ఎలాగంటే యథా సాలగ్రామే హరి, విష్ణువుని సాలగ్రామమునందు ఎలాగ దర్శిస్తావో అలాగా. సాలగ్రామమునందు విష్ణువు దర్శిస్తున్నావు, విష్ణువు సాలగ్రామానికే పరిమితమై ఉన్నాడని అర్థమా? కాదు కదా, విష్ణువు సర్వవ్యాపకుడే, నువ్వు సాలగ్రామమునందు ఎలా చేస్తున్నావు అలాగా. తత్రస్య బుద్ధి విజ్ఞానం గ్రాహకం, ఈ విధంగా అక్కడ హృదయ పుండరీకంలో నీ బుద్ధి వృత్తి పరమేశ్వరుని గ్రహించే అవకాశం ఉంది గనక అక్కడ ఆయన్ని ధ్యానం చేయు, అక్కడ ధ్యానం చేస్తే పరమేశ్వరుని గ్రహించగలవు అని మనకు సూచిస్తున్నది అది. అందుకు మనోమయ ప్రాణమయ అనేటువంటిది ఉపాసకుడు హృత్పుండరీకంలో ఆ పరమాత్మ అలా ధ్యానం చేస్తే ఆ పరమాత్మ అతను పొందగలడు అని. సర్వగతమైన ఆత్మని సూదిరంధ్రంలో కూడా ఎలా తెలుసుకోగలవో సర్వవ్యాప్తమైన బ్రహ్మముని నువ్వు మనోమయ ప్రాణమయాల్లో కూడా తెలుసుకోవచ్చు. కనుక ఇది సగుణ బ్రహ్మ విషయంలో సత్యమే అనే విషయాన్ని ఇక్కడ ఈ అధికరణలో చక్కగా ప్రతిపాదన చేస్తూ ఇక అటు తర్వాత సూత్రంలో అత్తా చరాచర గ్రహణాత్ అన్నారు. ఇక్కడ అత్తా, అత్తా అంటే తినేవాడు అని అర్థం అండి. తినేవాడు అని చెప్పినటువంటి మంత్రం ఒకటి ఉపనిషత్తులు ఉంది. తినేవాడు పరమేశ్వరుడా జీవుడా? ఈ మాట మీద ప్రశ్న వేస్తే అన్ని అధికత సందేహం. బ్రహ్మము గురించే చెప్తుందని చెప్పాలి. ఒక మాట కాదు బ్రహ్మం గురించి కాదు జీవుడి గురించి అంటే తీసిపారేశారు, ఇది బ్రహ్మం గురించి అన్నారు. ఇప్పుడు రెండో వాక్యంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అత్తా చరి చరాచర గ్రహణాత్ అని సూత్రం. దీనికి అత్రధికరణము అని అధికరణం పేరు. ప్రతి అధికరణంలో ముఖ్యాంశం మనం తీసుకుంటూ వెళుతున్నాం. దీనిలో ఏం చెప్తున్నాడంటే ఒక మంత్రం ఉంది, ప్రతి దాని గురించి ఒక మాట చెప్పేటప్పుడు ఉపనిషద్వాక్యం తీసుకోవాలి, ఊరికినా సూత్రం రాలేదు కదా. కనుక అత్త తినేవాడు అనే విషయం ఉపనిషత్తులు ఎక్కడుందండి? కఠోపనిషత్తులో ఒక మంత్రం వస్తున్నది మనకి, యస్యచ బ్రహ్మచ క్షత్రంచ ఉభేభవత ఓదనః మృత్యుర్యస్యోపసేచనంక ఇత్థావేద యత్ర సహ. దీని మంత్రానికి అర్థం మనం పరిశీలిస్తే ఎవడు ఈ సమస్త జగత్తుని భక్షిస్తున్నాడో, ఎలా భక్షిస్తున్నాడు, బ్రహ్మక్షత్రాత్మకమైన ప్రపంచాన్ని అన్నాడు. బ్రహ్మక్షత్ర వైశ్య శుద్ర ఇవన్నీ బ్రహ్మక్షత్రాదులతో కూడిన ఈ సమస్త ప్రపంచము ఎవడికి అన్నమో. అదేవిధంగా ఆ తినేటప్పుడు పోనీ ఇదే మృత్యు అనుకుందామా, మృత్యు అందరినీ తినేస్తుంది కనుక మృత్యువు గురించి చెప్తున్నాడంటావా నువ్వు, లేకపోతే తినడం అనే అలవాటు జీవుడికి ఉంది కనుక జీవుడి గురించి చెప్తున్నాడంటావా, బ్రహ్మము గురించి చెప్తున్నాడని ఎలా ప్రతిపాదన చేస్తావు, ఇది ప్రశ్న అండి. చాలా తెలివైన ప్రశ్న, ఎందుకంటే బ్రహ్మము తినుట ఇలాంటివన్నీ లేనిది కదా. కనుక తినడం అనే పని ఎవడిది, బ్రహ్మముదా మృత్యువుదా జీవుడుదా? ఇప్పుడు చెప్పండి, మీరు కఠవల్లిలో చెప్పే ఉపనిషద్వాక్యము బ్రహ్మము గురించి చెప్తుందా జీవుడి గురించి చెప్తుందా? ఈ చర్చ ఎందుకు చేయాలి, ఇది ఒక్కసారి ఆలోచించండి. అది ఎవడి గురించి చెప్తే నాకెందుకండి అంటే అలా బాధే లేదు. ఇక్కడ ప్రతి వాక్యం కూడా ఈ విచారణ వల్ల నువ్వు బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకుంటున్నావు. అది ఇక్కడ ఇందాక ఒక్క వాక్యంలో చూడండి, బ్రహ్మముని పరిచ్ఛిన్నముగా హృదయాదుల్లో మనం చూస్తున్నాం అనే విషయం వల్ల మనం ఏం తెలుసుకున్నాం అంటే బ్రహ్మము అపరిచ్ఛిన్నుడు, నేను ఉపాధులతో తాదాత్మ్యం చెంది ఉన్నాను గనక ఆయన ఉపాధుల్లో దర్శిస్తున్నాను అని ఎరుక వల్ల అపరిచ్ఛిన్నము బ్రహ్మమని ఎరుకు కలిగిందా నీకు? అది కలిగించడం కోసం చేస్తున్నాం వచ్చిందనమాట. అంటే బ్రహ్మం అంటే ఏమిటో ఎంత స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఎక్కడెక్కడ వదిలేసుకుంటే చెప్పలేం కానీ ఒకదాని తర్వాత ఒకదానిలో మనం జాగ్రత్తగా వస్తే బ్రహ్మము గురించి ఒక స్పష్టమైన అవగాహన మనకు ఏర్పడుతున్నదా లేదా? అందుకు ఉపనిషత్తులు బ్రహ్మము గురించి చెప్పిన వాక్యముల్లో పరస్పర విరుద్ధముల్లా ఉన్నాయి అని పూర్వపక్షి మాట్లాడుతుంటే లేవయ్యా బాబుని చెప్పడం ఇందులో. కనుక తినేది అంటే బ్రహ్మము యొక్క కృత్యం కాదు, అది తింటుందా ఏమిటి, పోనీ జీవుడు తినేవాడు కనుక ఇక్కడ చెప్పే జీవుడు నా బ్రహ్మక్షత్రాత్మకమైన సమస్తము ఎవడికి అన్నమో అన్నాడు ఇక్కడ. రెండు, పోని మృత్యు అందామంటే తర్వాత వాక్షించండి, మృత్యుర్యస్యే ఉపసేచనం అన్నారు. ఉపసేచనం అంటే నంజుడు పదార్థం. అంటే మనం ఏదైనా తినేటప్పుడు నోట్లోకి దిగడానికి పక్కన ఒకటి తీసుకుంటాం. కొందరు నెయ్యి వేస్తే కానీ ముద్ద దిగదు, కొందరికి ఆవకాయ కలిపితే కానీ ముద్ద దిగదు, నంజుడు పదార్థం, అప్పుడు ముద్ద దిగిపోతుంది. అలాగే బ్రహ్మక్షత్రాత్మకమైన ప్రపంచం తినేటప్పుట నంజుడు పదార్థం, మధ్య మధ్యన ఊరగాయ లాంటిది ఏదంటే మృత్యువుట. అంటే అప్పుడు ఏమవుతుంది, మృత్యువుని కూడా తినేస్తున్నాడు. అది గొప్ప మాట అక్కడ, మృత్యువుని కూడా తినేస్తున్నాడు ఆయన. మృత్యువేం గొప్పదేం కాదు, మృత్యుర్ధావతి పంచమహా ఇత్యాది మంత్రాలు ఉంది. మృత్యువుని కూడా తినేస్తున్నాడు, మృత్యువు కంటే పైవాడు అనమాట వాడు. ఎవడు ప్రపంచాన్ని మృత్యువుతో సహా తినేస్తున్నాడు అని. ఇంతవరకు అప్పుడప్పుడు మరణాలు అవాంతర ప్రళయాలు వచ్చేటప్పుడు మృత్యువు పనిచేస్తుంది, కానీ ఆ మృత్యువుతో సహా సమస్త బ్రహ్మాండాలు మింగేస్తున్నాడు ఆయన. సమస్త బ్రహ్మాండాల్లో ఉన్న సర్వమును మింగేస్తున్నాడు. ఆ మింగేస్తున్నాడని చెప్పిన మంత్రంలో చెప్పబడేవాడు ఎవడు? ఇది ప్రశ్న వేశారు. ఆ చెప్పబడేవాడు ఎవడు? వాడు జీవుడా మృత్యువా? మృత్యువు కాదు తెలిపేది, మృత్యుర్య చెప్తే అగ్నియా? ఏదో ప్రశ్న. అగ్ని అంతే కదండి, ఒక్కసారి కాలాగ్ని అని ఒకటి వస్తుంది, ఆ కాలాగ్ని వచ్చిందని మొత్తం అన్నిటినీ భస్మిపట్లం చేసి తినేస్తుంది. కనుక అగ్నియా లేదా పరమేశ్వరుడా అని అంటే పరమేశ్వరుడే అంటాడు. పరమేశ్వరుడు అంటే మరొక తిండికి సంబంధించిన మంత్రం కూడా ఉంది కదయ్యా అంటున్నాడు ఇక్కడ. మరొక తిండికి సంబంధించిన మంత్రం చూడండి, అది కూడా మనకి ఉపనిషత్తులు స్పష్టంగా కనబడుతుంది. అదేమిటంటే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్యన్యోభిచాకసీతి. ఇది నిజానికి ముండకోపనిషత్తులో వస్తున్నటువంటి మంత్రం అది. అలా అగ్నిరన్నాద అని బృహదారణ్యక ఉపనిషత్తులో అన్నము తినేవాడు అగ్ని అని అక్కడ చెప్పారు కదా. కానీ ఇక్కడ కూడా అగ్ని ఎందుకు తీసుకోకూడదు? అలాగే తినేవాడు జీవుడు అని ఒక మంత్రం ఉన్నది ముండకోపనిషత్తులో. తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి, ఇది గుర్తుందా? ద్వాసుపర్ణాసైజా సఖాయ ఆ మంత్రం దగ్గర చెప్పింది. ఒక చెట్టు మీద రెండు పిట్టలు ఉన్నాయి, ఒక పిట్ట పండు తింటూ ఉంటే ఇంకో పిట్ట చూస్తూ ఉన్నది. ఈ మంత్రం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇతర భగవద్గీతాది ఉపన్యాసాల్లో కూడా మనం చెప్పుకున్నాం. వేదాంతం అంటే అనేక వాక్యాలు అనేక చోట్ల వస్తూ ఉంటాయి, అందుకే ప్రతిదీ పనికొస్తూ ఉంటుంది మననానికి, మనకి శ్రవణ మననాలకి. కనుక అక్కడ తింటున్నది అని చెప్పింది. ఎవడి గురించి చెప్పాను? అక్కడ ఒక పక్షి తింటోంది, ఒక పక్షి తినడం లేదన్నప్పుడు తింటున్న పక్షి అంటే జీవుడనే చెప్పావు కదా. మరి ఇక్కడ ఈశ్వరుడిని ఎలా చెప్తావు? ఇక్కడ మొత్తం తినేస్తున్నాడు అనేది ఎలా చెప్తావు అంటే దాన్ని చక్కగా వివరించి చూపిస్తున్నారు. అక్కడిది ఇక్కడిది ఒకటి కాదు, కంటెస్ట్ ఏమిటో జాగ్రత్త మాట్లాడు. ఏ సందర్భంలో ఏ మంత్రం చెప్పాడో దాన్ని బట్టి చూడు. అత్తా చరాచర గ్రహణాత్, అది సూత్రంలో చరాచరమును మింగేసేటువంటి వాడి దగ్గర చెప్పే మంత్రం అది. ఇక్కడ చెప్పేటప్పుడు రెండు రకాల పక్షులున్నాయి, అందులో ఒకటి తింటుంటే ఒకటి చూస్తుంది అని ఒక చెట్టు మీద అని చెప్పిన దానికి విషయం ఇది. రెండిట్లో చెప్తున్న అంశం చాలా పూర్తిగా పరస్పరము, విభేదంతా లేవా? దానికి దీనికి ఎలా అన్వయిస్తావు ఇక్కడ? కనుకనే చరాచరమైన జగత్తును మృత్యువు నంజుడు పదార్థంగా తింటున్నాడు అన్నవాడు పరమేశ్వరుడే తప్ప జీవుడు కాదు, అగ్ని కాదు. ఇది ప్రతిపాదన చేశారు. ఎందుకు కాదో ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పక్షి తింటోంది అని చెప్పిన తిండికి ఈ తిండికి తేడా ఉన్నది. అక్కడ చెప్పిన అర్థం ఏమిటో వివరిస్తున్నాడు. అక్కడ చెప్పిన అర్థం ఏమిటి, దీనికి సంబంధించిన మంత్రం తర్వాత మరొక దానిలో మనకి అలగో వస్తున్నది. కానీ ఇక్కడ మనం కొంచెం గమనించినట్లయితే అక్కడ కర్మఫలమును అనుభవించున్నది అనే ఉద్దేశంలో అక్కడ తిండి చెప్పాడు అన్నాడు. ఇక్కడ వృక్షము అని చెప్పడంలో వృక్ష ఛేదని అనే ధాతువు ప్రకారంగా ఛేదింపబడే లక్షణం కలిగింది వృక్షం. అంటే ఎప్పుడుకో అప్పుడు నశించే లక్షణం, నరక కలిగే లక్షణం ఉన్నది ఇది. అలాంటి వృక్షము, ఆ వృక్షం అంటే శరీరము వృక్షము కావచ్చు, ప్రపంచము వృక్షం కావచ్చు, రెండు ఎప్పుడూ నశించే లక్షణం కలిగి, అలాంటి దాని యందు అన్నీ నేను అనుభవిస్తున్నానని భోక్త అయినవాడు జీవుడు, సాక్షి అయినవాడు పరమాత్మ అనే ఉద్దేశంతో అక్కడ చెప్పింది. సాక్షి అయిన పరమాత్మ వాడు తినడం లేదు, అంటే అనస్నన్ అన్యోభిచాకసీతి, తినకుండా చూస్తూ ఉన్నది అన్య ఒకటి, తింటూ ఉన్నది ఇంకొకటి అని చెప్పినప్పుడు అక్కడ నేను అనుభవిస్తున్నాను అనే అధ్యాసభావంతో ఉన్న జీవుడు వాడు సాక్షి రూపంతో ఉన్నటువంటి బ్రహ్మము ఇది అని చెప్పడంలో అక్కడ చెప్పినది అది. ఇక్కడ చెప్పడం ఏమిటి అంటే సర్వము తింటున్నాడని. అయితే పరమేశ్వరుడు ఏది తినడు అనే మాట ఉంటూ ఉంటే తింటున్నాడని ఎలా చెప్తున్నామంటే, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవయ్యా, పరమేశ్వరుడు ఏది తినడు అన్నదానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే సృష్టిస్థిత లయకారకుడు పరమేశ్వరుడే అని ముందు నుంచి చెప్తున్నామా లేదా? జన్మాద్యస్య యతః అని సృష్టిస్థిత లయకారకుడు అన్నప్పుడు లయకాలంలో సర్వజగత్తుని సంహరించేది జీవుడు కాదు, అగ్ని కాదు, పరమేశ్వరుడే. కనుక లయకారకుడా లయకారకుడిగా సర్వమును ఆయన తనలో లీనం చేసుకుంటున్నాడు అని చెప్పడానికి ఆయన సంహార కృత్యాన్ని తెలియజేస్తున్నది గనక అక్కడ చరాచర గ్రహణాత్ చరాచరమని గ్రహిస్తున్నాడన్న ఉద్దేశంతో ఆ మంత్రము పరమాత్మనే చెప్తోంది కానీ జీవుణ్ణి చెప్పట్లేదు. ఇది స్పష్టమైపోయింది కదా. అందుకే సర్వవేదాంతేషు సృష్టిస్థితి సంహార కారణత్వేన బ్రహ్మణ ప్రసిద్ధత్వాత్, సృష్టిస్థితి సంహార కారకుడు బ్రహ్మము అని శాస్త్రం చెప్తున్నది కనుక తస్మాత్ పరమాత్మైవ ఇహ ఆత్తా భవితుమర్హతి. అందుకు ఇక్కడ పరమాత్మయే అత్తా అని చెప్పబడుతున్నాడు కనుక గ్రహించేవాడు పరమాత్మయే. ఇది స్పష్టం అని చెప్తూ ఒక మంత్రం వస్తున్నది. దానికి సంబంధించిన అధికరణం ఇక్కడ అధికరణంలో చెప్పేటప్పుడు స్పష్టంగా మనం ఒక్కొక్కటి అలాగే గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి సర్వత్ర ప్రసిద్ధ, ఇప్పుడు అత్తా చరాచర గ్రహణాత్, ఇప్పుడు గుహా ప్రవిష్టాధికరణము అని అధికరణంలోకి వచ్చాం. గుహా ప్రవిష్ట, గుహాం ప్రవిష్టావాత్మానౌహి తద్దర్శనాత్, ఇది సూత్రం. అంటే దీని విభజన చేసినట్లయితే గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌ అని ఒక మాట అన్నది. ఆత్మ ఈ ద్విచనం అండి. గుహలో ప్రవేశించిన ఇద్దరు అని ఒక మాట అన్నది. ఆ ఇద్దరు అని చెప్పినప్పుడు జీవుడు బ్రహ్మము అని రెండు చెప్పబడుతున్నాయి అని అంటుంది ఉపనిషత్ శాస్త్రం. కాదయ్యా, అలా అనుకోవడానికి ఎందుకు అవసరం? బుద్ధి జీవుడు అనుకోవచ్చు కదా అన్నాడు ఇక్కడ. గుహలో ప్రవేశించిన ఇద్దరు, జాగ్రత్తగా చూడండి ఈ మంత్రంలో. ఈ మంత్రం ఎక్కడుందో చూద్దాం. ఇది కూడా కఠోపనిషత్తులో మంత్రం ఇది. ఆ మంత్రంలో వాక్యంలో ఇద్దరు ప్రవేశించారు అని చూడండి. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే ఛాయా తపౌ బ్రహ్మ విదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః. ఇది మంత్రం కఠోపనిషత్తులది. ఆ ఉపనిషత్తుల్లో ఈ ద్వివచనం వస్తుంది. అది పట్టుకున్నాడు ఈ సూత్రకారుడు. గుహాం ప్రవిష్టవు అనేటువంటి మాట ప్రకారం అంటే సుకృతస్య లోకే అంటే కర్మ వల్ల పుట్టిన ఈ దేహమునందు. ఈ దేహం దేని వల్ల పుట్టింది? అయితే ఇలాంటి దేహం కనుక దీని గురించి మాట్లాడప్పుడు సుకృతస్య అనుకోవాల్సిందే. అందుకు సుకృతస్య లోకే పరమే పరార్ధే అంటే సుకృతముతో లభించిన ఈ దేహమునందు పరమమైనటువంటి ఉత్కృష్ట స్థానములో అన్నాడు ఇక్కడ. అంటే దేహంకి వచ్చాం, దేహంలో ఒక ఉత్కృష్ట స్థానం ఉందిట. ఆ ఉత్కృష్ట స్థానం ఏంటంటే గుహాం, దాని పేరు గుహ. గుహ అంటే రహస్యము అనగా హృదయము. ఉద్గుహ పరం పుమాం సన్నిహితం గుహాయాం. ఉపనిషత్తుల మరొక చోటు కూడా గుహా శబ్దం వచ్చింది కదా. ఈ గుహ ఏమిటి, ఎంత స్థానం ఉందో చూసారా? అసలు గుహ ఉందని ఎవరికైనా తెలుసా? తెలుసా? అది లేకపోతే ఇది లేదు. ప్రతివాడిగా పెద్ద గుహ ఉంది. ఆ లోపలేముంది ఎవడికి తెలియదు. అసలు మన లోపలేముంది ఎప్పటికీ తెలియదు. అందుకోసం హాయిగా జీవితం గడిచిపోతుంది. అందుకు ఆ గుహ దాని పేరే అంత అద్భుతంగా పెట్టారు. ఆ గుహ ఏమిటయ్యా అంటే ఈ దేహంలో గొప్ప చోటుది. పరమే పరార్థే అత్యంత గొప్పదైనటువంటి హృదయస్థానంలో గుహాం ప్రవిష్ట, ఆ హృదయాకాశంలో ప్రవేశించి ఋతం పిబంతౌ ఆ కర్మభవ ఫలాన్ని అనుభవిస్తున్నటువంటివి అక్కడ ఉన్నది ఏదో దాన్ని బ్రహ్మవేత్తలు చెప్తూ ఉన్నారు అన్నారు. ఇక్కడ ఈ బ్రహ్మవేత్తలు చెప్తున్నది దేని గురించి? ఆ ఉన్న ఇద్దరు ఎవరు? బుద్ధిజీవుడా లేదా జీవాత్మ పరమాత్మ అంటే ఇద్దరున్నారా? వాడు ఒకడే కదా మీ ఉపనిషత్ ప్రకారంగా. ఏంటి దీని గురించి చర్చ చేస్తావు చెప్పు ఇక్కడ అంటే దాని గురించి చెప్తున్నాడు. ఇది బుద్ధిజీవుడు కాదు, ఇది జీవుడు పరమేశ్వరుడే. జీవాత్మ పరమాత్మ గురించి చర్చ చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరని మళ్ళీ ఒప్పుకుంటే నేను ఒప్పుకోవట్లేదు, తర్వాత తెలుస్తా. ముందు తేల్చుకో, ఏది బుద్ధి జీవుడు కాదు. కనుకనే బుద్ధి చైతన్యం ఒకటి, జీవ చైతన్యం ఒకటి కాదు. బుద్ధి కూడా జడమే, అది ఏ చైతన్యం చేత పనిచేస్తుందో అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే బుద్ధి జీవుల గురించి చెప్పట్లేదయ్యా. అక్కడ వాడు ఉభయులు కలిపి ఒకటే చెప్పడంలో విశేషం ఏమిటి అంటే ఒకటి జడము ఒకటి చైతన్యమా. ఇది బాగా చూడండి, ఒక జడ వస్తువుని ఒక చైతన్య వస్తువుని కలిపి ఆ రెండు హృదయంలో ఉన్నాయని చెప్తున్నాడా ఇక్కడ? చెప్పట్లేదు. ఎందుకంటే ఇలాంటి మాటలు వచ్చినప్పుడు గ్రహించవలసిన అంశం ఏమిటి అంటే ఇలాంటి ప్రయోగముల విషయంలో సమాన లక్షణం కలవాటినే కలిపి చెప్తారు అన్నాడు ఇక్కడ. సమాన లక్షణం, నువ్వు జీవుడు ఈశ్వరుడు అని ఎలా చెప్పగలవు అంటే ఇద్దరిలో ఉన్న సమాన లక్షణం చేతనే వాళ్ళని ద్వివచనంలో కలిపి చెప్పాడు అన్నాడు. అందుకు ఇక్కడ ఉపనిషత్ పరిభాషలో గుర్తుపెట్టుకోండి, జీవాత్మ గురించి చెప్పినప్పుడు విజ్ఞానాత్మ అని వాడతారు, పరమాత్మని పరమాత్మ అనే శబ్దం వాడతారు. విజ్ఞానాత్మ పరమాత్మ ఈ రెండు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేహాదుల్ని నేను అని భావిస్తున్నవాడు జీవాత్మ, సర్వవ్యాపకమైన చైతన్యంగా ఉన్నవాడు పరమాత్మ. ఇది మనం జాగ్రత్తగా ఈ తేడా తీసుకుంటూ ఉండాలి. కనుక నేను జీవుడనే భావం ఉపాధితో తాదాప్త్యం చెందినంత వరకు ఉంటుందే వాడి పేరు జీవాత్మ, వాడి పేరు జీవాత్మ విజ్ఞానాత్మ. కనుక విజ్ఞానాత్మ పరమాత్మ నివోహోచ్యాయాత, ఇక్కడ విజ్ఞానాత్మ పరమాత్మయే చెప్పబడుతున్నారు. ఏది గుహాం ప్రవిష్టో వాళ్ళిద్దరూ కూడా ఎలాగయ్యా అంటే ఇద్దరికీ సమాన ధర్మం ఉండడం చేత. ఏమిటా సమాన ధర్మం? ఆత్మానౌహి తా ఉభావపి చేతనౌ సమాన స్వభావౌ, వాళ్ళిద్దరు చైతన్య స్వరూపులే అన్నాడు ఇక్కడ. ఈ శరీరాదులన్నీ కూడా చైతన్యములు కావు, ఇవి జడములే. ఆ లోపల ఉన్న ఇద్దరు అన్నప్పుడు ఇద్దరు చైతన్య స్వభావులు గనకనే ఇద్దరిని కలిపి చెప్పారు. అందుకని ఒక జడాన్ని ఒక చైతన్యాన్ని కలిపి చెప్పారు, ఉభయము చైతన్యమే అన్నారు. ఎలాగంటే అస్య గోర్ద్వితీయోన్వేష్టవ్య యుక్తుక్తే గౌరేవి ద్వితీయోన్విష్యతే నాశ్వ పురుషోవ. శంకరులు మాటలు ఉంటాయండి, ఉదాహరణలు ఎంత అద్భుతంగా చెప్తాడు. ఎవడైనా ఒక ఎద్దు తీసుకొచ్చి ఈ ఎద్దుకి జతగా మరోదాన్ని వెతుకు అంటాడనుకో, ఒక ఎద్దును పట్టుకుని ఎద్దుకు జతగా మరొకదాన్ని వెతుకు అంటే మరో ఎద్దునే వెతుకుతారు కానీ మరో గుర్రాన్నో మనిషినో వెతకరు కదా అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి ఉపమానం. కానీ ఎద్దుకు జతగా మరోదాన్ని వెతుకు అంటే ఎద్దుగా సమానమైనటువంటి ఎద్దునే తెస్తారు, అంతేగాని మరొక మనిషినో గుర్రాన్ని తేరు. కనుక సమానము అని రెండు అన్నప్పుడు ఎద్దు తర్వాత ఒకటి అంటే ఎద్దే అది అర్థం. అదేవిధంగా ఉభయము చైతన్య స్వరూపులని అర్థాన్ని తీసుకోవాలి సుమా అనే విషయాన్ని ఇక్కడ చూపించారు. ఇలాంటి దీనికి ప్రమాణంగా పురాణంలో గుహాహితం గర్వరిష్టం పురాణం కఠోపనిషత్తుల వాక్యం, యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ తైత్తిరీయ ఉపనిషత్తుల వాక్యం. ఇలా గుహయందు ఉన్నటువంటి వాడు పరమాత్మ అని స్పష్టంగా మనకు ఉపనిషత్ వాక్యములు కనబడుతున్నాయి. కనుక ఈ కఠోపనిషత్తుల వాక్యం దగ్గర కూడా మనం గమనించవలసింది ఇదే. అందుకే ఆత్మానమన్విచ్చ గుహాం ప్రవిష్టం అనే మాట ఉన్నది. దీని అర్థం ఏంటంటే గుహలో ఉన్న పరమాత్మను అన్వేషించు, అన్వేషించడం కోసం గుహలో ప్రవేశించు, ఇది అనమాట. అంటే హృదయ గుహలోకి అంతర్ముఖుడిపై సాధన చేయని చెప్తున్నప్పుడు ఒక పరమాత్మనే ఉన్నది. అయితే ఇప్పుడు మనం రావాల్సింది ఒకడున్నాడా ఇద్దరున్నారా అంటే, నిజానికి ఉన్నది ఒక్కడే కానీ ఉపాధులతో తాదాత్మ్యం చెంది చూస్తున్నంత వరకు మనం రెండుగా భావన చేస్తున్నాం. అందుకే ఇక్కడ ఒక మాట వేశాడు, ఛాయా తపౌ. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే ఛాయాతపముల్లా ఉన్నారు. అంటే బింబ ప్రతిబింబములు, ఛాయ ఆతప, ఆతపం అంటే ఎండ, ఛాయ అంటే నీడ, అలా ఉన్నారు అని చెప్పారు వాళ్ళు ఉభయులు. ఆ మంత్రంలోనే మనకోసం ఛాయాతపౌ అనడంలో, ఛాయాతపౌ బ్రహ్మ విదో వదంతి అంటే బింబము ప్రతిబింబము రెండున్నాయి అనే మాట వచ్చినప్పుడు రెండాది ఒకటే కదా అలాగా అని అర్థం అనమాట. కానీ పరమాత్మ ప్రవేశించాలంటే బుద్ధియందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడండి, ఇది గమనించవలసింది. కానీ బుద్ధియందు ప్రతిబింబించింది అన్నప్పుడు జీవాత్మ అన్నాము, ఆ ప్రతిబింబించిన ప్రధానమైన తత్వం ఏదో దాని పరమాత్మ అన్నాం. వ్యవహారం ఇప్పుడు కడవయందు ఉన్న సూర్యుడు అని అన్నాం. కడవయందు ఉన్న సూర్యుడు అన్నప్పుడు కడవలో ఒక సూర్యుడు బయట ఒక సూర్యుడు లేడుగా, కానీ వ్యవహారంలో మనం చూసేటప్పుడు కడవయందు సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు అంటే తప్పేమీ లేదు, రెండున్నాయి అని కనిపిస్తోంది. కనుక అలాగే ఇక్కడ ఛాయాతపం రెండుగా చెప్పారయ్యా. కనుక రెండుగా చెప్పబడింది జీవాత్మ పరమాత్మలే తప్ప జీవుడు బుద్ధి కాదు. కనుకనే ఇక్కడ సంసారిత్వము అసంసారిత్వము అనేది నీడ ఎండలాగా పరస్పర విలక్షణముగా ఉన్నాయి అనే మాటను ఇక్కడ వివరించి చూపిస్తున్నారు. అందుకే ఛాయాతపావిత్యప్య విరుద్ధం ఛాయాతపవత్ పరస్పర విలక్షణత్వ సంసారిత్వ సంసారిత్వయోహో, ఈ రెండు పరస్పర విలక్షణముగా ఉన్నాయి అని. అటువంటి హృదయ గుహలో ఉన్న పరమాత్మని తెలుసుకున్నవాడు హర్షశోకములు విడిచిపెట్టి అధ్యాత్మయోగంతో ధీరుడై ముక్తిని పొందుతాడు అని కఠోపనిషత్తులే మరొక చోట్ల ఈ గుహాశబ్దంతో మంత్రం చెప్పినప్పుడు అక్కడ పరమాత్మని స్పష్టంగా గుహయందున్నవాడు పరమాత్మని చెప్తూ ఉంటే అది కాదని జీవుడు బుద్ధి అని ఎలా మాట్లాడతాను ఇక్కడ. ఇక్కడ ఉపనిషత్తు ఈ గుహా ప్రవిష్టం అనే మంత్రమునందు పరమాత్మనే ప్రతిపాదన చేస్తున్నది. అక్కడ కూడా ఎలాగంటే తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మియోగాధిగమేన దేవం మత్వాధీరో హర్షశోకౌ జహాతి, ఇది కఠోపనిషత్తుల మంత్రం. దీని అర్థమేమిటి అని భావన చేస్తే ఇక్కడ చెప్పబడుతున్నది దుర్దర్శం అంటే అంత తేలిగ్గా తెలియబడినటువంటి ఆ పరమాత్మని బుద్ధిమంతుడైన సాధకుడు ప్రత్యేగాత్మయందు చిత్తాన్ని నిలపడం ద్వారా క్రమక్రమంగా సాధన చేస్తూ అప్పుడు ఆ గుహాద్వారంలో ఉన్న అనాది స్వరూపుడైన పరమాత్మని తెలుసుకుని హర్షశోకములు విడిచిపెడతాడు అని చెప్తూ కఠోపనిషత్తు చెప్పింది. కానీ గుహాప్రవిష్టత ఎవరికి వచ్చినది అక్కడ? పరమాత్మకే కదా అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ, మరి రెండుగా చెప్పారు ఎందుకయ్యా అనే దానికి ప్రమాణం ఇంతవరకు చెప్పినా ముండకోపనిషత్తులోని మరొక వాక్యం కూడా తీసుకుంటున్నాడు. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయా శోచతి ముహ్యమాన జుష్టం తదా పశ్చత్యన్యమీశమస్య మహిమానం ఇది వీతశోక అని. ఇక్కడ ఈ మంత్రంలో ఒకే వృక్షం మీద ఉన్నటువంటి వాడు ఒకడు ఈశ్వరత్వం లేకపోవడం చేత దుఃఖిస్తూ ఉన్నాడు. వాడు ధ్యాదాదుల చేత ఆ ఈశ్వరుణ్ణి యథార్థముగా ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు వాడు దుఃఖాలు పోయి మహిమను పొందగలడు. ఇది మంత్రం యొక్క అర్థం. మరొక్కసారి స్పష్టంగా తీసుకోండి, ఒకే వృక్షమునందు సమానే వృక్షే, ఒకే వృక్షమునందు ఈశ్వరత్వము లేకపోవడం చేత మోహపడిపోయిన పురుషుడు దుఃఖపడుతూ ఉన్నాడు. వృక్షము అంటే అయితే వాడు ఆ ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే క్రమముగా శోకము విడిచిపెట్టి మహిమాన్వితుడు అవుతున్నాడు అన్నాడు ఇక్కడ. అంటే వాడు ఎందువల్ల దుఃఖితున్నాడు, మోహము చేత. అంటే ఆ ఈశ్వరత్వమైన ఆత్మని నేనే అని ఎరుక లేకపోవడం చేత దుఃఖితుడై ఉన్నాడు ఇక్కడ. ఆ ఈశత్వపు మహిమ తెలిస్తే, ఆ పరమాత్మ గురించి తెలుస్తూ దీనికి అతీతమైన ఆ పరమాత్మ గురించి తెలుసుకుని ఏకాగ్రత ద్వారా క్రమంగా అదే నేనని స్థితికి వెళ్ళగలిగితే వాడు శోకాదులు జయిస్తున్నాడని భావం. ఇలాంటిదే ముండకోపనిషత్తులో మరొక చోట చెప్పినప్పుడు అక్కడ కూడా స్పష్టముగా బుద్ధిజీవుడనే భావం లేదు కదా అనే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తూ ఉపనిషత్తు అన్ని చోట్ల కూడా ఇలాంటి రెండుగా చెప్పబడుతున్న మంత్రముల దగ్గర చేతనస్య క్షేత్రజ్ఞస్య అభోక్తృత్వం బ్రహ్మస్వభావతాంచ వక్షామీతి. కనుకనే క్షేత్రజ్ఞుడు అయినటువంటి ఈ చేతనుడు ఎవడైతే ఉన్నాడో అతడికి భోక్తృత్వం లేదు అని చెప్పడం కోసమని ఈ మంత్రాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తుందని స్పష్టం చేశారు. ఈ విధంగా మనకి గుహాప్రవిష్టాధికరణం పూర్తయింది. ఇప్పుడు అంతరాధికరణం అనే దానికి ప్రవేశిస్తున్నాం. అంతరాధికరణం అనగానే మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సింది మరొకటి, ఇలాంటి మాటే మొదటి పాదంలో చెప్పుకున్నాం, గుర్తుందా, అంతరధికరణం అనేటువంటి మాట. ఇక్కడ అంతరాధికరణం చిన్న తేడా ఉన్నది. అక్కడ అంతరధికరణం అన్నప్పుడు ఏ మంత్రంలో చెప్పుకున్నాం, ఏయోషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే, ఆదిత్య మండలములందున్న హిరణ్మయ పురుషుణ్ణి ఉపాసించు అని చెప్పినప్పుడు సర్వవ్యాపకమైన బ్రహ్మం ఎలా అవుతాడు అంటే, సర్వవ్యాపకమైన బ్రహ్మమును ఉపాసించేటప్పుడు ఆదిత్య మండలమునందు ఉపాసించమని చెప్పారని అక్కడ అంతరాధికరణంలో చెప్పుకున్నాం. ఇక్కడ అంతరాధికరణం, ఇక్కడ ఇది సగుణ బ్రహ్మోపాసనలు, ఇవన్నీ జాగ్రత్తగా చూడండి. హృదయ గుహయందు ఉన్న పరమాత్మని ఉపాసించడం గుహాం ప్రవిష్టం. అత్తాచరాచర గ్రహణాత్ అంటే సర్వజీవ జగత్తుని ఎవడు ఆహారంగా స్వీకరిస్తున్నాడో వాడిని ఉపాసించడం, ఇది అంతా ఉపాస్య బ్రహ్మం గురించి. అదేవిధంగా ముందు చెప్పుకున్న ప్రకారంగా మొదటి సూత్రంలో ఇవాళ సర్వత్ర ప్రసిద్ధ అక్కడ కూడా బ్రహ్మం గురించి చూపిస్తున్నాడు మనోమయ ప్రాణమయములుగా. ఇక్కడికి వచ్చినప్పటికి అలాంటిదే ఇది కూడా, ఇది ఉపాసనలకు సహకరిస్తే జాగ్రత్త, ఇవన్నీ సాధనలోకి తీసుకెళ్ళవచ్చు. అంతరాధికరణం ఇక్కడికి వచ్చిన అంతర ఉపపత్తేహే, ఇక్కడ మళ్ళీ అంతర శబ్దం ఒకటి మనకి ఉపనిషత్తులో కనబడుతుంది. అదేమిటంటే అక్షి పురుషుడు గురించి ఒక మాట ఉన్నది. ఇక్కడ దీనికి ఒక కథ ఉన్నది, ఈ సంబంధించి చాందోగ్యోపనిషత్తులో వస్తున్న కథ. అదేమిటంటే ఉపకోసలుడు అని ఒక బ్రహ్మచారి, అతను కమలుడు అనే ఆయన యొక్క పుత్రుడు. ఈ కథ మనకి ఉపనిషత్తులో వస్తున్న కథ. ఉపకోసలుడు గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. ఆ గురువుగారు జాబాలి, సత్యకామ జాబాలని కూడా అంటారు. అక్కడికి వెళ్ళి ఉపకోసలుడు విద్య నేర్చుకుంటున్నాడు. కానీ ఈయన ఏమీ చెప్పట్లేదు విద్య ఆ పిల్లవాడికి. మిగిలిన విద్యార్థులందరికీ విద్యలు చెప్పేస్తున్నారు. ఆఖరికి సమాపనోత్సవాలు కూడా అయిపోయాయి, స్నాతకోత్సవాలు, కాన్వికేషన్స్, అందరికి విద్యలు పూర్తి అయిపోయింది, నువ్వు ఉత్తీర్ణుడు అయ్యో వెళ్ళని పంపించేస్తున్నాడు. ఈ పిల్లాడికి మాత్రం చెప్పట్లేదు. చూస్తున్నాడు, 12 సంవత్సరాలు అయిపోయింది, విద్య పూర్తి కాలే, అసలు నేర్పనే లేదు. 12 ఏళ్ళకి విద్యలో ఉత్తీర్ణం చేయలేదు, ఏమీ నేర్పలేదు. మాట మాటకు ఓ మాట మాత్రం అంటున్నట్ట, నాకు విద్య అంటే అక్కడ అగ్నులు చూసుకుంటూ ఉండు అన్నట్ట. అగ్నిహోత్ర గృహం ఉంటుంది కదా, శ్రోత్రియం అయినటువంటి గురువు దగ్గర అగ్నిహోత్ర గృహంలో అగ్నులు చూసుకుంటూ ఉండని చెప్పేట. అంతేగాని విద్య నేర్పలేదుట, ఈయనకు చాలా బాధగా ఉంది. కానీ గురువుని ఏమీ అనకూడదు, లోపల అలా పెట్టుకున్నాడు. తన తోటి విద్యార్థులందరూ చక్కగా స్నాతకోత్సవాలు చేసుకు వెళ్ళిపోతారా, తనకు మాత్రం విద్య లేదు, తన అగ్నిహోత్రం గృహం దగ్గర కూర్చొని అగ్నులను ఉపాసిస్తూ కూర్చోవాలి, అది ఆయన ఇచ్చినటువంటి పని. దీన్ని బట్టి గురువులు తేలిగ్గా అర్థం కారని కూడా తెలుసుకోండి. ఇక్కడ ఏంటి గురువులు ఎందుకు చేస్తారో మనకు తెలియదు, మనం తొందరపడకూడదు గురువుల విషయంలో. ఒక కథలో ఎన్ని చెప్తున్నాడు, ఆఖరికి గురువు పత్నికి గురువుగారి మీద కోపం వచ్చింది. ఇదేమైనా బాగుందా, పిల్లాడికి అసలు విద్య నేర్పట్లేదు మీరు అని ఆయన అన్నదట. గురుపత్ని అంటే చూద్దాంలే అన్నట్టు, ఆ మాట కూడా వినలేదు గురువుగారు. అప్పుడు అమ్మగారు చెప్తున్నా గురువుగారు వినలేదు అని లోపల చిన్న ఉక్రోషం వచ్చిందండి. ఆఖరికి ఒకసారి ఏం భోజనం చేసావా అని అడిగట్ట, నేనేం తినలేదన్నట్ట, తిననన్నట్ట, మంకుపట్టు, భోజనం కూడా చేయకుండా అలాగే ఉపాసన చేస్తున్నాడు. సరే సరే నేను లోపల నా కార్యాంతరం మీద వేరే ప్రాంతానికి వెళుతున్నాను, గురువుగారు వెళ్ళట్ట. ఇతర పని ఏమిటి? అగ్నిహోత్ర గృహం. అలాగే గురుగారు చదువు చెప్పట్లేదని విడిచిపెట్టి వెళ్ళలేచ్చురండి మహానుభావుడు. గురువుగారు ఎందుకు చెప్పట్లేదు, నువ్వు క్రోషపడుతున్నాడో బాధపడుతున్నాడే తప్ప గురువు చెప్పిన పని మాత్రం మానలేదు ఆయన. ఆ పని మా జాగ్రత్తగా చూస్తున్నాడు, అంటే గురువాక్యం శ్రద్ధ ఉంది కదా, ఇలాగే చేస్తున్నట్ట. అలా చేస్తూ ఉండగా గురువుగారు వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఒకనొక సుముహూర్తంలో ఆ అగ్నిహోత్ర దేవతలు సాక్షాత్కరించారట. త్రికృష్ణ సాక్షాత్కరించి వాళ్ళు విద్య నేర్పారు. వాళ్ళు విద్య నేర్పండి, గురు కృప చూడండి. ఇక్కడ వీడు సామాన్యుడు కాడు, వీడికి సరైన ప్రక్రియలో పెడితే విద్య నేర్పడంలో పద్ధతులు చెప్పచ్చు. అంత గురువు ఎవరిని ఎలా తీర్చిదిద్దుతారో మనకు అర్థం కాదు. ఈ జీవుడికి సంస్కారం ఏమిటో గురువుగారికి తెలుసు. అందుకే ఇప్పుడు సాక్షాత్తు అగ్నులు వచ్చి విద్య నేర్పేయటండి. ఎంత చక్కగా చెప్తా చండి, అందులో రకరకాల అగ్నులు కనుక అగ్నులనుగానే మనం రగిలించే నిప్పులు అనుకోవద్దు, ఉపాసిస్తే అవే దేవతలు. ఆ అగ్ని దేవతలు చెప్తున్నాయి. అందులో గార్హపత్యాగ్ని ఒకటి బోధించిందిట, పృథివీ, అగ్ని, అన్నం, ఆదిత్యుడు, ఈ నాలుగు నా దేహాలు అని చెప్పిందిట గార్హపత్యాగ్ని. అంటే దీన్ని బట్టి ఇవన్నీ ఉపాసనా విషయములండి, ఇవన్నీ ఉపాస్య బ్రహ్మము గురించి చెప్తున్న మాటలే ఇవన్నీ కూడా. కనుక పృథ్వీ, ఇవన్నీ తెలిసిన పదాలేనుండే, ఏవి తెలియనివి కావు. పృథ్వీ, అగ్ని, అన్నము, ఆదిత్యుడు, ఇవి గార్హపత్యాగ్ని యొక్క రూపములుట అని గార్హపత్యాగ్ని చెప్పింది. ఎంత ఎరుకు కలిగించింది. తద్వారా ఈ నాలుగింటి యందు గార్హపత్ని ఉపాసన చేసినటువంటి వారికి ఈ నాలుగింటి ద్వారా అభీష్ట సిద్ధి లభిస్తుంది. ఇది వేరే విషయం. అదేవిధంగా అక్కడ అన్వాహార్య పచనాగ్ని అని అగ్ని, అగ్నుల పేర్లు చూడండి ఎలా ఉన్నాయి. అన్వాహార్య పచనాగ్ని అనేది వచ్చి అప్పులు, అప్పులు అంటే జలములు, అప్పులు, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడు, ఇవి నా దేహాలు, నా విభూతి అని అగ్ని చెప్పిందట. అంటే ఒకే అగ్ని యొక్క వివిధ రూపములు. అలాగే ప్రాణం, ఆకాశం, ద్యులోకం, విద్యుత్తు, ఈ నాలుగు నా శరీరాలు అని ఆహవని అగ్ని చెప్పిందట. మూడు అగ్నులు గుర్తుపెట్టుకున్నారు కదా, గార్హపత్యాగ్ని, అన్వాహార్య పచనాగ్ని, ఆహవనీయాగ్ని, వైదిక శబ్దాలండి ఇవి. ఈ మూడో అగ్ని చెప్పింది ప్రాణము, ఆకాశము, ద్యులోకము, విద్యుత్తు, ఈ నాలుగు నా శరీరాలు అని చెప్పి తర్వాత చెప్పిన విషయం ప్రాణో బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ అని మూడు శబ్దములు చెప్పిందిట. ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ, ప్రాణము బ్రహ్మము, కం బ్రహ్మము, ఖం బ్రహ్మము అన్నది. ఇక్కడ ప్రాణము, ఇందాక మనం చెప్పినట్టు ప్రాణమయ అదే బ్రహ్మముగా, ఇదంతా బ్రహ్మ విద్య. అందుకే అగ్నులు ఇన్ని రూపాలతో ఉన్నాయని చెప్పడం కాదు, బ్రహ్మ విద్య చెప్తున్నాయి ఇక్కడ. ప్రాణము బ్రహ్మము, కం, కమ్ అంటే ఆనందం, సుఖము అదనమాట. కమ్ అంటే ఆకాశం. ఆకాశం అన్నప్పుడు ఇందాక చెప్పుకున్న ఏ ఆకాశం, భూతాకాశం గురించి కాదు. సరే, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, ఈ విధంగా చెప్పి పూర్తిగా విద్య చెప్పేయా అంటే ఈ మాట చెప్పి ఇంకో మాట అన్నది, ఇది బ్రహ్మ విద్య అనే మాట. ఏష ఆత్మ విద్య అనే మాట వస్తున్నది. ఆ ఏష సోమ్యతే అస్మద్విద్యాదాత్మ విద్య, ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు చెప్పి ఏమనేదంటే నీకు మా నుంచి తెలియవలసిన ఆత్మవిద్య ఇది అన్నట్టు అగ్నులు. ఇక్కడ ఏ విద్య? ఆత్మవిద్య అంటే బ్రహ్మ విద్యే కనుక ఇది బ్రహ్మ విద్య, నా నుంచి వచ్చిన బ్రహ్మ విద్య అని మూడు అగ్నులు చెప్పే. ఇక దీని తర్వాత వీటి వల్ల ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది నీ గురుగారు చెప్తారులే అన్నది. ఆచార్యస్తు తే గతిం వక్త, ఇంక నీ గతి ఆచార్యుడే అని అగ్నులు అంతర్ధానమైపోయాయి. చూడండి గురువుగారు కృప ఎంత ఉన్నదో. అగ్నులు బోధించే, పూర్తిగా బోధించాయా? చాలా మార్గం చెప్తూ దీనికి సంబంధించి తర్వాతి భాగము, దీనివల్ల వెళ్ళవలసిన మార్గములు మీ గురుగారు చెప్తానది. అంటే గురు ప్రాధాన్యం అంత ఉన్నది. మళ్ళీ అయిపోయింది. ఆ తర్వాత వచ్చారు గురుగారు, వచ్చే మొహం బాగా వెలిగిపోతుంది అన్నట్ట. ఎందువల్ల వెలిగిపోతుంది? నాకు ఇప్పుడు అగ్నిహోత్రుడు చెప్పేశాడు సరదా అని కాదు. ఇక్కడ విద్య వల్ల ఒక వర్చస్సు వస్తుంది. పాఠం నేర్చుకోవడం వేరు, జ్ఞానం తెలుసుకోవడం వేరు, రెండుకి చాలా తేడా ఉంది. కనుక వీళ్ళు చెప్పిన ఆ జ్ఞానము చేత అతడికి ఒక తేజస్సు వచ్చింది. చాలా మొహం వెలిగిపోతుంది. ఏమిటి అంటే, ఏం వెలిగేది? మొత్తం వెలిగేది మీ వల్లే అని అగ్నులు చెప్పాయి. నాకు అగ్నులు బోధించాయి అని చెప్తే అప్పుడు ఆ తర్వాతి మాట ఆయన చెప్పెట్ట. ఎవరు? గురుగారు. ఆయన చెప్పిన మాటలో ఈ అంతర ఉపపత్తి అనే మాటకు సంబంధించిన మంత్రం అక్కడ వస్తుందండి. చూడండి ఏమిటంటే, యేషోక్షిణి పురుషో దృశ్యంతే, ఏష ఆత్మేతి హోవాచైతదమృతం అభయం ఏతద్ బ్రహ్మేతి తద్యద్ యప్యస్మిన్ సర్పిర్వోదకం వా అసించతి వర్త్మని ఏ వగచ్చతి అని ఛాందోగ్యోపనిషత్తులు ఈ మంత్రం వస్తున్నది. ఇక్కడ చెప్తున్నవాడెవడు? జాబాలి ఉపకోసలుడికి చెప్పినటువంటి మాట. ఏమని? యహ ఏష అక్షిణి పురుషో దృశ్యతే. ఇక్కడ నేత్రములో ఏ పురుషుడు కనబడుతున్నాడో అతడే ఆత్మ అన్నారు. ఇక్కడ నేత్రమునందు ఉన్న పురుషుడు, ఇది అంతర ఉపపత్తే. అంతర నీ అక్షియందు ఉన్న పురుషుడు. మన మునుపు గతంలో మనం చెప్పుకున్నది ఆదిత్య మండలాంతర్గతుడైన పురుషుడు. ఇప్పుడు మరో పురుషుడు చెప్తున్నారు, ఏ పురుషుడు? కంటి యందు ఉన్న పురుషుడు. ఇది అక్షి విద్య అండి, సామాన్య విషయం కాదు. కనుక ఇప్పుడు ఆ చెప్పిన విద్యల యొక్క పూర్ణత్వం దీనివల్ల సిద్ధింపజేస్తున్నాడు ఆయన. కనుక ఆ కంటి యందు ఉన్నటువంటి ఏ పురుషుడున్నాడో అతడే ఆత్మా అని స్పష్టంగా చెప్పాడు. అది నాశరహితము, అది భయశూన్యము, అది నిర్మలము. అక్కడ ఆ శక్తి ఉంది కనుకనే ఆ కంటిలో నువ్వు నెయ్యి కానీ నీళ్లు కానీ పోస్తే అది పక్కకు పోతుంది అన్నాడు. ఇక్కడ ఆ నిర్మలత్వం అక్కడ ఆ తేజో రూపుడే ఉంటట. మన శరీరంలో ఆ పరబ్రహ్మ యొక్క ప్రకాశము ఆ నేత్రమునందు అలా ప్రకాశిస్తున్నది. కనుక నువ్వు నీ నేత్రమునందు అలా ప్రకాశించే నిర్మల తేజము బ్రహ్మము అని తెలుసుకొని ఉపాసన చెయ్యి. ఇది దీని యొక్క అర్థం. కనుక అక్షియందు ఉన్న పురుషుడు అని చెప్పినప్పుడు ఆ పురుషుడు ఎవడు? అక్షయందున్న పురుషుడు ఛాయాత్మయ. ఛాయాత్మ అంటే మన కంటి ముందు ఏదైనా వస్తువు కానీ వ్యక్తి కానీ వస్తే వాడు దానిలో ప్రతిబింబిస్తాడు. అలా ప్రతిబింబించే పురుషుడా, లేక కంటి ద్వారా నేను చూస్తున్నాను నాకు ఇది నచ్చింది నాకు నచ్చలేదు అనుకున్న జీవుడా, లేక కంటికి అభిమాన దేవత అయిన సూర్యుడు అనబడే దేవుడా? సూర్యుడనే బ్రహ్మమాన్ లేదు, అసావాదిత్యో బ్రహ్మ కాదు. ఇక్కడ సూర్య దేవతాకం అదియా. దేని గురించి చెప్తున్న అక్షిపురుషుడు అనేది పరమాత్మ అనడానికి ఆధారమేది? మేము మాత్రం పరమాత్మనం. అయితే అది ప్రతిబింబమైన ఛాయాత్మ అయినా అవ్వాలి, లేదా జీవుడైనా అవ్వాలి, లేకపోతే అక్షిదేవతాకమైన అవ్వాలి, పరమాత్మ ఎలా అవుతాడు అంటే అది సంపూర్ణంగా పరమాత్మ గురించే చెప్పిన మంత్రం పో అన్నారు ఇక్కడ. అది పరమేశ్వరుడే అక్షిపురుషుడు. ఎలాగయ్యా అంటే దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ చెప్పిన మాట జాగ్రత్తగా చూడు. ఆ మంత్రమునందు యహ ఏష అక్షిణి పురుషో దృశ్య ఏష ఆత్మా ఇది, అక్కడ ఆత్మా అని చెప్పారు. పోన ఆత్మ జీవుడు అనుకుందామంటే అమృతం అభయం ఏతద్ బ్రహ్మేతి అని మరి ప్రతిపాదన చేశాడు. అంత స్పష్టంగా అక్కడ వాక్యం ఉన్నది, అది అమృతము అంటే నాసరహితము, అది అభయము, అదే బ్రహ్మము అని అంత స్పష్టంగా చెప్తూ ఉంటే అది కాదు అని మీరు చెప్పిన ఈ మూడు మేము ఎలా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోం. కనుక అభ్యంతర పురుష పరమేశ్వర ఏవ ఉపదిష్ట, అభ్యంతర పురుషుడు ఆ లోపల ఉన్న పురుషుడు పరబ్రహ్మమే అని ఉపదేశింపబడుతున్నాడు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి తర్వాత మంత్రంలో ఏతం సయ్యద్ వామ ఇత్యాసక్షతే ఏతం హి సర్వాణి వామాన్యభిసంయతి అభిసంయంతి ఏష ఉయేవ వామాని రేషహి సర్వాణి వామాని నయతి ఏష ఉయేవ భామని రేషహి సర్వేషు లోకేషు భాతి. ఆ బ్రహ్మం గురించి చెప్తూ వామని భామని అని రెండు మాటలు అన్నది. వామని భామని, వామములు అంటే కర్మఫలాలు అనర్థం, ఇక భా అంటే ప్రకాశము అనర్థం. అంటే ఎవరు జీవులందరికీ కర్మఫలములు అందిస్తున్నాడో వాడు వామని, ఎవడు సమస్త లోకాల్లో ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తూ ఉన్నాడో వాడు భామని. కనుక వామని భామని అయినటువంటి వాడు అక్షిపురుషుడుగా అక్కడ చెప్పబడుతుంది. కనుక సర్వలోకాన్ని ప్రకాశింపజేసేవాడే వాడు, అంతేగాని అది ఛాయాత్మ కాదు. ఇది ప్రతిపాదన చేశారు. ఈ కాదు అని చెప్పడానికి ఎన్నెన్ని విషయములు తీసుకున్నారంటే, జీవుడు అంటే వాడు పరిచ్ఛిన్నుడు, వాడు అమృతం అభయం ఈ మాటలు వాడికి వర్తించవు, వాడు పరిచ్ఛిన్నుడు అందుకు వాడికి వర్తించవు. పోని దేవత అనంటే ఆ దేవత అమృతము కాదు అన్నాడు. సూర్యుడు చంద్రుడు అనబడే దేవతలు అమృతులు అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి అమరులని పేరుంది కదయ్యా, అంటే అమరత్వపి దేవానాం చిరకాలావస్థానాపేక్ష. వాళ్ళని అమరులు అన్నది చిరకాలం ఉంటారు గనక, అంటే చాలా కాలం ఉంటారు కనుక అమరులు అన్నారు, కానీ ఎప్పుడు ఉండేవాళ్ళు ఏం కరుపు అన్నాడు ఇక్కడ. కనుక దేవుడు అని చెప్పేటప్పుడు అందుకే సూర్యుడు చంద్రుడు కూడా ఎవరి శాసనానికి భయపడతారో అతడు పరమాత్మ అని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తోంది. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య, అతని శాసన భయానికి సూర్యచంద్రులందరూ భయపడతారు. పైగా సూర్య చంద్రమ సౌధాత యథాపూర్వమ కల్పయత్, ప్రళయకాలం నశించిపోయి మళ్ళీ సృష్టి యందు ఉత్పన్నమైనటువంటి సూర్య ఇత్యాది దేవతలు అక్కడ చెప్పబడట్లేదు. చెప్పబడి ఉంటే అమృతం అభయం అనే శబ్దములు అక్కడ వాడబడవు, బ్రహ్మమని చెప్పబడదు. కనుక ఇక్కడ చెప్పబడుతున్న స్పష్టముగా పరమాత్మని వివరించి చూపిస్తున్నారు. అయితే పరమాత్మ అనేవాడు ఒక కంటి ఎందు మాత్రమే అని ఒక స్థానంలో చెప్పడం సరి అయినదా అంటే స్థానాది వ్యపదేశాశ్చ అని సూత్రంతో చెప్తున్నాడు. పరమాత్మను ఒక స్థానమునందు ఉపాసించాలి అని చెప్పడం ఉపనిషత్తులు ఇతర చోట్ల కూడా కనబడుతున్నది. య పృథివ్యాం తిష్టన్ అని బృహదారణ్యక ఉపనిషత్తులు ఉన్నది. పృథివీయందు ఎవడు ఉన్నాడో చూడండి, అక్కడ మాత్రం వస్తుంది, అక్కడ ఇంకా వివరించుకుంటాం. పృథివీయందు ఉన్నాడు, పృథివిని తెలుసుకుంటున్నాడు, పృథివిని నియమిస్తున్నాడు, కానీ పృథివీ ఆయన్ని తెలుసుకోలేదు అని ఇక్కడ అలా చెప్తాడు అక్కడ విషయమంతా. అలా చెప్పినప్పుడు పృథివీయందు ఉన్నాడు అన్నప్పుడు స్థానం చెప్పారా లేదా? పృథివీయందు ఉన్నాడు కానీ పృథివికి మాత్రం పరిమితమే లేడు. అలాగే అక్షయందు ఈశ్వర తేజస్సుంది కానీ ఇదే ఈశ్వరుడు అనడానికి లేదు. కనుక అక్షయందు ఉన్నటువంటి ఈశ్వర తేజస్సుని నిర్గుణమపి సద్బ్రహ్మ నామరూపగతిర్గుణై సగుణముపాసనార్థం తత్ర తత్ర ఉపదిశ్యతే. పరమాత్మ నిర్గుణుడైనప్పటికీ కూడా ఉపాసన కోసమని కొన్ని నామములు, కొన్ని రూపములు, కొన్ని స్థానములు చెప్పడం ఉపనిషద్వాక్యముల్లో ఉన్నదే. అందుకే అక్షిస్థానము కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపంగా చెప్పేటప్పుడే అక్షిని స్థానముగా చెప్పారే తప్ప అది పరబ్రహ్మనే దాని యొక్క తాత్పర్యము. అయితే నామరూపాలు కూడా చెప్పిందా అంటే చెప్పింది. తస్య ఉదితి నామ హిరణ్య శ్మశ్రుహు, బంగారపు గడ్డం ఉన్నవాడు, బంగారపు తల ఉన్నవాడు, బంగారపు రంగున్నవాడు అని వర్ణించినప్పుడు రూపం చెప్పింది. ఆయన ఉదితి అని నామం ఉన్నది అని నామం చెప్పింది. కనుక నామరూపములు పరమాత్మకు లేవు అన్నా నామరూపములతో ఆయన్ని ఉపాసించవచ్చు, సగుణ బ్రహ్మకు ఉపాసించవచ్చు. కనుక సగుణ బ్రహ్మముగా అక్షిస్థానమునందు ఉపాసించాలి అని చెప్పినప్పుడు అక్షయందు ఉన్నటువంటి పురుషుడు ఎవరు? ఛాయాత్మ కాదు, జీవాత్మ కాదు, దేవతా కాదు, అది పరమేశ్వరుడే. ఇలా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అధికరణముల్లో గృహయందు ప్రవేశించి ఉన్నటువంటి వాడు జీవుడు బుద్ధి అని కాకుండా పరమేశ్వరుడే అని తెలుసుకోవాలి. చరాచరము గ్రహిస్తున్నాడనే మాట చేత ఈ విశ్వాన్ని మింగుతున్నటువంటి వాడు పరమేశ్వరుడనే భావమే తీసుకోవాలి. అలాగే మనోమయ ప్రాణమేమని చెప్పబడుతున్నవాడు పరమేశ్వరుడి భావమని. ఈరోజు మనం చెప్పుకున్న ఈ గంటన్నర ప్రవచనంలో తేలిన విషయం ఏంటి? ప్రతిరోజు కన్క్లూజన్ చెప్పుకుని ఇది స్పష్టమైందని అనుకుని వెళితే మీకో తృప్తి, నాకో తృప్తి. స్పష్టమైన విషయం ఏమిటి అంటే పరిమితంగా ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్క ఉపాధిగతంగా చెప్పినటువంటిది జీవుడో ప్రకృతో ఇవి కాదయ్యా, ఆ నిరుపాధకమైన బ్రహ్మమనే ఉపాధులయందు నువ్వు అన్వేషించి ధ్యానం చేసి ఉపాసించు అనే విషయముగా చెప్పారు. కనుక ఈ వాక్యములన్నీ ఉపాస్య బ్రహ్మముగా పరమాత్మనే తెలియజేస్తున్నాయి. కనుక పరమేశ్వర వాచకముగా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఇలా ఈరోజు బ్రహ్మ విచారణ చేయడం జరిగింది. అక్షపురుషుడిగా చెప్పినది పరమాత్మనే అని వివరిస్తున్నారు. మిగిలిన విషయాలు మళ్ళీ రేపటి రోజున సమావేశమే తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.